పండిత గోపదేవ శాస్త్రి దర్శనాచార్య గారు ఆర్య సమాజ మందిరము హసన్పత్తి నందు దివి 12 సెప్టెంబర్ 1995 నాడు ఉపన్యసించారు. వేదముల గొప్పతనము మరియు దేవతల గురించి వివరించారు. జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం యస్య సూర్యశ్చక్షుశ్చంద్రమాశ్చ పునర్నవః అగ్నిం యశ్చక్ర ఆస్యం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం శన్నో మిత్రశం వరుణ శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శివలింగం రాలేదా? పుస్తకం తెమ్మన్నాను. మహాజనులారా, మనం గత 3 దినములు వేదాలను గురించి వేద సిద్ధాంతము సిద్ధాంతాలలో ముఖ్య సిద్ధాంతం అయినటువంటి భగవతత్వాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. వేదములన్నీ చదవటం వల్ల కలిగే ప్రయోజనాలలో ముఖ్య ప్రయోజనం భగవంతుని సాక్షాత్కారం చేసుకోవడం. ఏ పరమేశ్వరుల్లో వేదాలన్నీ ఉన్నాయో, ఏ పరమేశ్వరుల్లో సమస్త దేవతలు ఉన్నాయో, ఆ దేవతలకు ఏ పరమేశ్వరుడు అధిష్టానము, అలాంటి పరమాత్మతత్వాన్ని ఎవడు తెలుసుకోడో వాని వేదాధ్యయనం వ్యర్థం అని వేదమంత్రం ఏమనకి చెబుతుంది. యతన్న వేద కిం రిచాకరిష్యతి. వేదములలో ముఖ్యంగా ప్రతిపాద్యం అంటే, వేదములు ప్రతిపాదించేది చెప్పేటువంటి ముఖ్య విషయం పరమాత్మతత్వం. వేదములలో సమస్త విద్యలు ఉన్నాయి. మానవులకు కావలసిన విజ్ఞానం అంతా ఉంది. అది దయానందాది మహర్షులందరూ కూడా అంగీకరిస్తారు. ఆ వేదములలో ఇలా అనేక విషయములు ఉన్నప్పటికీ వేదములు చదువుటలో ముఖ్య ప్రయోజనం భగవద్ విషయం, భగవంతుని గురించి తెలుసుకోవటం. ఋగ్వేదము పదార్థ విజ్ఞాన శాస్త్రం అని ఒకనాడు నేను చెప్పాను. పదార్థములు అంటే మనం లోకంలో చూస్తున్న గడ్డి పోస మొదలుకుని మనం చూచే వాటిల్లో చాలా తుచ్ఛంగా పనికిరాని వస్తువుగా మనం భావిస్తాం గడ్డి పరకలను. ఇంకా అంతకంటే చాలా సూక్ష్మమైన తత్వాలు, పరమాణువులు, ప్రకృతి మొదలైనవి ఉన్నాయి. ఆ గడ్డిపోచ మొదలుకొని పరమేశ్వరుని పర్యంతము ఉన్నటువంటి సమస్త పదార్థముల జ్ఞానము మనకు వేదం ద్వారా తెలుస్తుంది. అందువల్ల పదార్థాలలో గడ్డిపోచ మొదలుకొని పరమేశ్వరుని వరకు ఉన్నటువంటి పదార్థాలన్నీ చేర్చబడతాయి. అంటే సమస్త విద్యలు అందులో ఉన్నవి అని అర్థం. వేదములను ప్రాచీన ఋషులు, మహర్షులు అందరూ అట్లాగే అంగీకరిస్తూ వచ్చారు. శంకరాది ఆచార్యులు కూడా వేదాలను ఆ విధంగానే అంగీకరిస్తారు, కాదన్నది ఎవరు. వ్యాసమహర్షి శాస్త్రయోనిత్వాతని ఓ సూత్రం రాశారు, బ్రహ్మసూత్రములలో అది ఒక సూత్రం. శాస్త్రయోనిత్వాత్ మామూలుగా ఆ మాటకి అర్థం చెబితే శాస్త్రములకు కారణమైనందువలన అని అర్థం. వేదాంత శాస్త్రం బ్రహ్మ ప్రతిపాదక శాస్త్రం. అంటే ఆ వేదాంత దర్శనంలో వ్యాసుడు రాసినటువంటి ఆ గ్రంథంలో బ్రహ్మను ముఖ్యంగా తెలపటం ఆ దర్శనానికి ముఖ్య ఉద్దేశం. అందుకనే ఆయన మొదటి సూత్రం రాస్తాడు, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని. ఇందులో బ్రహ్మను గురించి జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈ బ్రహ్మ పదార్థం ఏమిటో తెలపటానికి వ్యాస మహర్షి ఆ పుస్తకాన్ని వ్రాశాడు. అలా వ్రాస్తూ బ్రహ్మ అంటే ఏమిటో చెబుతాడు, బ్రహ్మకు లక్షణం చెబుతాడు. ఒక సూత్రంలో బ్రహ్మతత్వం ఎవరు అని ఆయన ప్రశ్నిస్తే వ్యాసుని శిష్యులు ఆయన సమాధానం చెప్పాడు, జన్మాద్యస్య యతః. జన్మాది అస్య యతః అని మూడు పదాలు అవి. అస్య ఈ దృశ్యమాన ప్రపంచానికి జన్మాది, జన్మ అంటే పుట్టుక, ఆది అంటే పోషణ లయం, జన్మాది అంటే ఉత్పత్తి స్థితి లయము, పుట్టడం పోషింపబడటం ఆ తర్వాత లయం చేయబడటం. ఈ మూడు ఆ జన్మాది అనే పదంలో ఈ మూటికి అర్థం ఉంది. అస్యాయి దృశ్యమాన ప్రపంచానికి పుట్టుక, ఆ తర్వాత దీనికి పోషణ, దీనికి నాశము. యత దేని వలన కలుగుతుందో తద్బ్రహ్మ, అది బ్రహ్మ అని మొట్టమొదట బ్రహ్మకు ఒక లక్షణం చెప్పాడు. వేదాలలో బ్రహ్మ ఈశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్మ, జీవ ఆత్మ, కేవలం ఆత్మ, ఆ తర్వాత విష్ణువు, శివుడు, శంకరుడు, నారాయణుడు, గోవిందుడు, మహాదేవుడు అని ఇలాంటి పేర్లు భగవంతునికి చాలా ఉన్నాయి. అనగా భగవంతుడు అంటే సృష్టికర్త, ఈ ప్రపంచాన్ని సృష్టించి పోషించి లయం చేసే పదార్థం ఉన్నదే, దానికి ఇవన్నీ పేర్లు. వేదములు ప్రచారంలో ఉన్నంతకాలం, ఋషులు వాటిని ప్రచారం చేస్తూ ఉన్నంతకాలం ఈ విషయం అందరికీ తెలుసు. మన దేశంలో వేద ప్రచారం సన్నగిల్లి ఋషులు వేద ప్రచారం చేయటం మానుకున్న తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు శివుడు ఈశ్వరుడు పరమాత్మ లేక గోవిందుడు నారాయణుడు మహాదేవుడు శంభుడు శంకరుడు ఈ ఇత్యాది పదములన్నీ ఇవి భగవంతుని పేర్లు, ఒక భగవంతునికే ఇన్ని పేర్లు ఉన్నవి అనే మాట మర్చిపోయినారు. ఆ జ్ఞానం వేదశాస్త్రాలు చదవని వాళ్ళకి కలగలే. కలగకపోగా ఈ ప్రపంచాన్ని పుట్టించి పోషించి లయం చేసే తత్వం ఒకటే ఉన్నదనే జ్ఞానం కూడా పోయి. వ్యాసమహర్షి ఇప్పుడు రాసిన సూత్రం నేను చెబుతున్నాను, జన్మాద్యస్య యత. ఏ ప్రపంచానికి జన్మ, స్థితి, లయం, పుటక, పోషణ, ఆ తర్వాత నాశం, ఇవి యత ఏ పదార్థం వల్ల కలుగుతాయో తద్ బ్రహ్మ, అది బ్రహ్మతత్వం అని వ్యాసమహర్షి చెప్పాడు. ఇక్కడ బ్రహ్మపదానికి అర్థం ఏమిటంటే సృష్టికర్త, సృష్టిని పోషించేవాడు, ఆ తర్వాత సృష్టిని లయం చేసేవాడు. ఈ మూటిని ఒక మాటలో చెప్పుకుంటే పరమేశ్వరుడు కర్త, ధర్త, సంహర్త అని కూడా మనం అనవచ్చు. పరమేశ్వరుడు ప్రపంచాన్ని కర్త అంటే చేస్తాడు, ధర్త అంటే ధరిస్తాడు, పోషిస్తాడు, భర్త అని కూడా పేరు ఆయన. ఆ తర్వాత సంహర్త, సంహరించేవాడు, నాశనం చేసేవాడు అని. ఇది ఒక పరమేశ్వరునికి మూడు కార్యాలు తెలుసు, ఆయనే చేయగలుగుతాడు. ఈ మువిధములైనటువంటి శక్తి సంపన్నం కలిగినటువంటి పదార్థానికే భగవంతుడని, దేవుడని, పరమాత్మ అని మనం చెబుతాం. వేదశాస్త్రాలు అట్లా ప్రచారం చేస్తూ వచ్చాయి. కానీ తర్వాత తర్వాత మన దేశంలో సంస్కృతజ్ఞుల్లో ఈ జ్ఞానం లేకుండా పోయింది. సంస్కృతం చదువుకునే వాళ్ళకు మన దేశంలో పిల్లలకు మొట్టమొదట సంస్కృతం ప్రారంభించి చెప్పేటప్పుడు అమరకోశం అని ఒక నిఘంటు, ఒక డిక్షనరీ ఉంది, సంస్కృత డిక్షనరీ. సంస్కృత పదాలకు అర్థం ఉంటుంది దానిలో. ఈ డిక్షనరీ అనే మాట ఏమో ఇంగ్లీష్ మాట, మనం కోశం అని, నిఘంటు అని అంటాం. తెలుగులో శబ్దార్థ చంద్రిక, ఏ శబ్ద పారిజాతం అని ఇట్లాంటి పుస్తకాలు ఉన్నాయి పదాలకు అర్థాలు చెప్పేవి. అలాగే సంస్కృతంలో ఈ అమరకోశం, కోశం అంటే శబ్ద సముదాయం అన్నమాట. అమరుడు దాన్ని రచించాడు కనుక దానికి అమరకోశం అని పేరు వచ్చింది. అమరుడు అనేవాడు వాడు జైనుడు, పండితుడే, సంస్కృతంలో పెద్ద పండితుడు. అతను సంస్కృత పదాలను కావ్యాలలో, నాటకాలలో, పురాణాలలో ఉన్నటువంటి పదాలను అన్నింటినీ ఓ చోట ప్రొగు చేసి ఓ పుస్తకంలో పేర్లు రాశారు, వాటికి అర్థాలు రాశారు. ఆ పుస్తకం మొట్టమొదట విద్యార్థులకు చెబుతారు. అది శ్లోకబద్ధంగా ఉంటుంది, విష్ణుర్నారాయణ కృష్ణ వైకుంఠో విష్టరుశ్రవాహ నారాయణో దామోదర అని ఇట్లా శ్లోక పదాలన్నీ కలిపి శ్లోకంగా రాసి ఉంది. శ్లోకాలు వల్లించడం పిల్లలకు సులభం, ఒక్కొక్క మాట వల్లించడం కంటే. ఆ పుస్తకంలో విష్ణు ఒక దేవుడు, శివుడు ఇంకొక దేవుడు, ఆ తర్వాత బ్రహ్మ మరొక దేవత, గణపతి ఇంకొక దేవత, పార్వతి మరొక దేవత, సరస్వతి ఇంకొక దేవత, లక్ష్మి మరొక దేవత అని ఇట్లా దేవతలను విభజించాడు వాడు. విభజించి ఇదిగో ఇవి ఈశ్వరుని పేర్లు, శంభుడని, శంకరుడని, ఉమాపతి అని, పార్వతీపతి అని, గౌరీపతి అని, నాగభూషణుడని, ఆయనకి విని పేర్లు. ఇవి కేవలం ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఇవి తెలుపుతాయి, వాడికి ఈ పేర్లు అన్నమాట. అట్లాగే విష్ణువు, నారాయణుడు, కృష్ణుడు, గోవిందుడు అనే పేర్లు అది విష్ణువు. అట్లాగే బ్రహ్మకు విరించి అని, బ్రహ్మ అని, చతుర్ముఖుడని, సరస్వతీపతి అని ఇట్లా ఆయనకి పేర్లు. ఈ పేర్లు ఒక పేరు ఇంకొకటికి, విష్ణువు మరి శివుణ్ణి అనడానికి వీల్లేదు, ఎందుకంటే వాడు వేరు చేశాడు. ఇవన్నీ శివుని పదాలు, ఇవన్నీ విష్ణువు పదాలు, ఇవన్నీ బ్రహ్మ పదాలు, ఇవి సరస్వతి, ఇవి లక్ష్మణ్, అట్లాగే ఇవి బుద్ధుడి పేర్లు, ఇవి గణపతి పేర్లు అని ఒక్కొక్కటి పేర్లు విభజించి వాడు పెట్టాడు. దానితో ఏమైంది, సంస్కృతం చదువుకునే వాళ్ళకి అందరికీ ఇవి వేరే వేరే దేవతలు, ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రకమైన పేర్లు అనేక ఉన్నాయి, ఆ పేర్లతో ఆ దేవుడే మనం ఒప్పుకోవాలి అనేటువంటి భావం చిన్ననాటి నుండి సంస్కృతం చదువుకునే పిల్లల్లో ఈ సంస్కారాలు పడిపోయాయి. విష్ణువు శివుడు ఒకటంటే వాడు ఒప్పుకోడు, ఏ విష్ణువు వేరు, ఆయన విష్ణువు, ఆయన నారాయణుడు, ఆయన గోవిందుడు, లక్ష్మీపతి అని, చతుర్ముఖం, చతుర్భుజుడు, మరి దామోదరుడు అని ఈ పేర్లు వాడికి చెబితే ఒప్పుకుంటాడు. ఆ విష్ణువుని మనం ఈశ్వరుడు అన్నాడంటే ఈశ్వరుడు వేరయ్యా, ఈశ్వరుడు వేరు, శివుడు వేరు. ఈ ఈశ్వరుడు, శివుడు, శంభుడు, ఉమాపతి, గౌరీపతి మరి అని ఇట్లా ఈ నాగభూషణుడు మరి చంద్రశేఖరుడు, చంద్రుడు శిరస్సులో పెట్టుకునేవాడు అని ఇట్లా కొన్ని పేర్లు. అది శివుడివి, అవి విష్ణువు కాదు, విష్ణు వేరు, దేవుడు వేరు అంటాడు. ఈ పురాణాలలో ఈ పేర్లతో వాళ్ళకు కుటుంబాలు, వాళ్ళు ఉండే చోట్లు, వాళ్ళ సంసారం, వాళ్ళ వ్యవహారం వేరువేరుగా వర్ణించబడి ఉన్నాయి. వేదాలలో ఇట్లా శివుడు వేరే దేవుడు, విష్ణు వేరే దేవుడు, వాడికి ఒక కుటుంబం, వాడికి ఒక సంసారం, ఉండే స్థానం, వాడి ఎక్కువ తిరగటానికి వాహనాలు, ఇవి ఏమి ఎక్కడా కనపడవు. అక్కడ పరమేశ్వరుని గురించి వర్ణిస్తూ వేదం చెబుతుంది, ఏకం సద్విప్రా బహుధా వదంతి, ఏకం సత్పదార్థం ఒకటే పరమాత్మ తత్వం, పరమేశ్వరుడు ఒక్కడు, అనేకులు లేరు. అతనిని విప్రులు అంటే విద్వాంసులు చదువుకున్న వాళ్ళు ఉన్నారే, బహుధా వదంతి అనేకములు పేర్లతో చెబుతారు. బహుధ అంటే అనేక విధముల, వదంతి అంటే చెబుతారు. ఏమిటి అనేక విధాలు? ఎట్లా చెబుతారయ్యా అంటే, అగ్నిమిత్రం వరుణమ ఇంద్రం మిత్రం వరుణం అగ్నిమాహు రథో దివ్యస్స సుపర్ణ, ఆయన్ని ఇంద్రుడని, అగ్ని అని, సుపర్ణుడని, వాయువు అని, సూర్యుడని ఇట్లా పేర్లు కొని లెక్క పెట్టారు. ఇవన్నీ భగవంతుని పేర్లని మనకు వేదం చెబుతుంది. అంతేగాని అంతేకాకుండా స శివ స రుద్ర స విష్ణు అని ఇట్లా కూడా ఒక మంత్రం ఉంది, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఆయనే రుద్రుడు అని ఇట్లా స్పష్టంగా వేద మంత్రాలు చెబుతూ ఉంటే, ఈ అమరసింహుడు ఎక్కడి నుంచి కనిపెట్టాడు? ఈ దేవుడు వేరు, శివుడు వేరు, విష్ణువు వేరు, వీడికి పెళ్ళాం వేరు, వాడికి పెళ్ళాం వేరు, ఆ తర్వాత బ్రహ్మ వేరు, ఆయనకు పెళ్ళాం వేరు, ఆయన ఉండే చోటు వేరు, ఆయన సత్యలోకంలో ఉంటాడు, ఈయన కైలాసంలో ఉంటాడు, ఆయన వైకుంఠంలో ఉంటాడు అని వాళ్ళందరికీ భార్య బిడ్డలు సంసారాలన్నీ కల్పించి వాళ్ళ పేర్లు వేరువేరుగా రాశారు. శివుడికి ఇద్దరు కుమారులు, కుమారస్వామి ఒకడు, గణపతి ఒకడు. వాళ్ళకి వేషం, చేతులు, కాళ్ళు, ముక్కు, మొఖం, వర్ణన. శివుడికి ఇద్దరు పిల్లలు, గంగ ఒక భార్య, ఆ తర్వాత పార్వతి ఒక భార్య, విష్ణువుకి లక్ష్మి భార్య, సరస్వతి అనేది బ్రహ్మకు భార్య. ఈ వ్యవహారాలన్నీ మనకు ఈ సంస్కృతం చదువుకునే పిల్లలకు చిన్ననాటి నుండి ఈ సంస్కారం కలుగుతుంది. దానికి తోడు పురాణాలలోనూ కావ్యాలలోనూ అన్ని చోట్ల ఈ దేవతల వర్ణనలు వేరువేరుగా కనపడతాయి. అందుకని ఇప్పుడు దేశంలో సంస్కృతజ్ఞులకి అందరికీ పెద్ద భ్రమ ఏర్పడిపోయింది, అనేక మంది దేవతలు ఉన్నారు అని. విష్ణు వేరే దేవుడు, శివుడు వేరే దేవుడు, బ్రహ్మ వేరే దేవుడు, గణపతి వేరే దేవుడు అని వీళ్ళంతా దేవుళ్ళు అయిపోయినారు. అక్కడక్కడ ఏకో నారాయణో హరి అని ఒకటి దేవుడిని అట్లా చెప్పే వాక్యాలు ఉన్నప్పటికీ ఈ సంస్కారాలు, ఈ చిన్ననాటి నుండి సంస్కృత పదాలు అమరకోశంలో వల్లించి వేరే వేరే దేవతలు ఉన్నారు అనేటువంటి భావం బలపడిపోయింది. నేను గుంటూరులో లెక్చర్ చెప్పి వెళుతూ ఉన్నాను, జనంలో కలిసి నేను వెళుతూ ఉన్నా, వాళ్ళు వినేవాళ్ళు అందరూ వెళుతున్నారు, అందులో ముగ్గురు నలుగురు కలిసి వెళుతున్నారు. ఒక ఆయన బ్రాహ్మణుడు, ఆయన డియుఓ, సంస్కృతం అయితే చదువుకున్నవాడు. ఆయన తన తోటి వాళ్ళతో చెబుతున్నాడు, నేను నన్ను గుర్తించలే, నేను వెనుకున్నాను అని ముందు చెప్పుకుంటూ పోతున్నారు. ఆయన అంటున్నాడు, గోపదేవి గారు చెప్పేదంతా బాగానే ఉంది కానీ అంట. కానీ ఏమిటండి అన్నారు పక్క వాళ్ళు. కానీ అంటే ఏం లేదు, త్రిమూర్తులు లేరంటాడు, ఇది ఎక్కడ గొడవ అంటాడు ఆయన. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేరువేరుగా లేరు దేవతలు, ఒకే దేవుడికి పేరని చెబుతాడు. చెప్పేటప్పుడు మనం వింటుంటే అది నిజంగా కూడా తోస్తున్నది, కానీ మరి పురాణాలు ఉన్నాయి, అమరకోశంలో ఉంది, ఇదంతా ఉంది. వాడు సంస్కృతం చదువుకున్నాడు పాపం. విష్ణు వేరే దేవుడు, శివుడు వేరే దేవుడు, ఒక ఆయన పుట్టిస్తాడు, ఒక ఆయన పోషిస్తాడు, ఒకటి లయం చేస్తాడు. వాళ్ళకి సంసారం, వ్యాపారం, మరి వాహనాలు ఇవన్నీ వేరే వేరే ఉన్నాయి. అట్లా వాహనాలు పెట్టి ఊరేగింపులు మనం ఊళ్ళల్లో దేవుళ్ళు దేవాలయాలు కట్టి చూస్తున్నాం, ఇదంతా ఒట్టిదంటాడే, ఇది ఎట్లా అంట. మరి చెప్పేటప్పుడు అంతా ఆయన చెప్తే బాగానే ఉంది కదండి, నిజమే బాగానే ఉంది, నేను కాదనటంలే, కానీ ఇది ఎట్లా అంటాడు. వాడు అతనిలో చిన్నప్పటి నుంచి ఆ పడ్డ సంస్కారం ఉన్నాయి చూడండి. అమరకోశకాడు వాడు డిక్షనరీ అది, సంస్కృతానికి శబ్దార్థకోశం అది. అందులో శబ్దానికి అర్థం రాసున్నాడు వాడు, ఈ దేవుడు వేరు ఆ దేవుడు వేరు నీ దేవుళ్ళు ఉన్నారని చెబుతుంటే ఈయన లేదంటాడు ఎట్లా కుదురుతుంది? మరి వేదంలో ఆయన చెప్పే మంత్రాలు ఉన్నాయి అవి కాదనడానికి మనకు వీల్లేదు అంటూ తన సంస్కార బలంతో పాపం ఆయన చిక్కుల్లో పడ్డట్టు మాట్లాడతాడు. కాదనలేకపోతున్నాడు కానీ అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సంస్కృతం చదువుకున్న పండితుల్లో ఉన్నారు. అందుకని దయానంద స్వామి ఈ అమరకోశం చదివించకూడదన్నాడు పిల్లలకు. ఆయన కనిపెట్టాడు ఈ అజ్ఞానం ఎందుకు కలిగింది అంటే ఈ సంస్కృత పుస్తకాల ద్వారానే కలిగింది ఈ పురాణాలు. వీటి వల్ల పురాణాల గురించి కూడా ఆయన ఇదే మాట చెప్పాడు, పురాణాలన్నీ కూడా విషమిశ్రిత అన్నవత్ త్యాజ్యాని అన్నాడు. పురాణాలలో సత్యం లేదా మంచి లేదా అని అడిగారు ఒక దయానంద స్వామిని. అడిగితే ఉన్నది కానీ ఇది ఎక్కడ కొద్దిగా ఉంది మిగిలిందంతా అబద్ధమంట. అందుకని మరి వాటిని చదవకూడదా మంచి ఉన్నది ఉంటున్నారు కదా అంటే మంచి ఉన్నమాట నిజమే కానీ అంటే విషం కలిసిన అన్నం లాంటివి అన్నాడు. అన్నం ఉంటే ఉడకబెట్టినటువంటి పాత్రలో విషం కలుస్తుంది అనుకోండి, అది ఎక్కడున్నదో ఎవరికి తెలియదు. అది తెలియక తింటే విషం లోపలికి పోయి చచ్చిపోతాడు. విషం కలిసింది కదా, విషం ఎక్కడో ఒక ప్రక్కనే కలిసి ఉన్నది ఇక్కడ లేదంటే ఎట్లా గుర్తిస్తారు వీళ్ళు? లేదు కష్టం అది. అట్లాగే సంస్కృత భాషలో ఉన్నటువంటి పురాణాలలో ఎక్కడన్నా మంచి ఉన్నదా అంటే ఉన్నది, కానీ ఆ మంచిని నువ్వు ఎట్లా గ్రహిస్తావు? నువ్వు గ్రహించలేవే. మరి అవి చదవకపోతే ఆ మంచి తెలియదని మీకేమన్నా సందేహం అంటే ఆ మంచి అంతా వేదశాస్త్రాల్లో ఉన్నదేనా? వేదాల్లో లేని మంచి పురాణాల్లో ఎక్కడి నుంచి వచ్చింది? అన్నిటికీ మూలం వేదం ప్రాచీన కాలం నుండి. ఆ వేదాలు చదువుకునే కదా పండితులైనారు వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు కదా. అందువల్ల ఏదన్నా ఈ పుస్తకాల్లో వేదశాస్త్రాలు కాక మిగిలినటువంటి మామూలు మనుషులు రాసినటువంటి పండితులు రాసిన గ్రంథాలలో మంచి ఏదన్నా ఉన్నది అంటే అది వేదాల నుంచి తెచ్చుకున్నది వాళ్ళు. ఇక లేనిది ఏదన్నా ఉంటే అదంతా వీడదు. కాబట్టి విషం కలిసినటువంటి అన్నం ఎట్లా మనం అందులో వేరు మనం మంచి అన్నం తినడానికి ఎట్లా సాహసించమో చేస్తే పొరపాటు పడతాం చేస్తాం. అట్లాగే పురాణాలలో ఉన్నటువంటి మంచిని గ్రహించడానికి నువ్వు పురాణం అంతా చదివితే అందులో మంచి కానిది ఏదో వేదం అంగీకరించనిది ఏదో సత్యం కానిది ఏదో నీవు నిర్ణయించడం కష్టం. అందుకని అసత్యాన్ని కూడా గ్రహిస్తా, అన్నంతో పాటు విషయం కూడా గ్రహిస్తా, దాని ఫలితం ఏమవుతుందంటే చేస్తాం. అందుకని ఈ పుస్తకాలు చదవకూడదు అన్నాడు, అమరకోశం పిల్లలకు చదివించకూడదు అన్నాడు. ఎందుకంటే అది డిక్షనరీ, అది శబ్దార్థం తెలుపుతుంది కనుక ఆ శబ్దాలకు ఉన్నటువంటి అర్థమే వేదాలకు రాస్తే అది తప్పు అవుతుంది. ఉదాహరణకు వేదంలో వృత్ర శబ్దం ఉన్నది. వృత్రుడు అనే పదానికి వేదంలో అర్థం మేఘం. మబ్బులు ఉన్నాయి చూడండి, వాడిని వృత్రుడు అన్నారు. ఆ వృత్ర శబ్దానికి పురాణాలలో రాక్షసుడిని పేరు పెట్టారు. వృత్రాసురుడు అనేవాడు ఒకడు ఉన్నాడని, వాడు ఇంద్రుడితో తగవలాడని ఈ కథలని అల్లిపెట్టారు. ఆకాశంలో అప్పుడప్పుడు మేఘాలు వస్తే ఇంద్రుడు అంటే సూర్యునికి పేరు వేదంలో. ఆ ఇంద్రుడిని ఇవి అడ్డగిస్తాయి, కనపడకుండా చేస్తాయి మేఘాలు వచ్చి. ఆ పరిస్థితిని వర్ణిస్తూ ఇంద్రుడికి వృత్రాసురుడికి యుద్ధాలు జరిగినవని పురాణాలు రాసి పారేశారు. ఆ పురాణాలలో వృత్రాసురుడిని చంపి ఇంద్రుడి పై జయించాడంట. ఇంత చేస్తే ఏమిటి, మబ్బులు ఉండి కనపడకుండా కొంతసేపు బయటపడతాడు, కొంతసేపు ఉన్న తర్వాత సూర్యుడు. అది వృత్రాసురుడితో యుద్ధం జరిగినట్టు. ఇట్లాంటి కథలన్నీ పుస్తకాల్లో ఉన్నాయి మన పురాణాలు. వేదంలో ఆ కథలకి సంబంధం ఏం లేదు. అట్లా వేద విద్య నశించిపోయి ఈ లౌకిక పుస్తకాలు చదువుకుని పురాణాలు చదువుకుని వేదంలో ఉన్నటువంటి భగవతత్వం ఏమిటో అర్థం చేసుకోక భగవంతుడి విషయంలో మనకు ముఖ్యంగా ఈ హిందువులు అనబడేటువంటి వారికి, వీళ్ళంతా ఆస్తికులు, గుళ్ళు గోపురాలు అంగీకరించేవాళ్ళు, దేవతలను పూజలు చేస్తుంటారు రాత్రి అంబగాళ్ళు, వీళ్ళందరికీ అసలు దేవుడు అంటే ఎవరు తెలియకుండా పోయి దేవుని విషయంలో మనకున్నంత అజ్ఞానం, భ్రమ, భ్రాంతి ఇంకా ఏ విషయాల్లోనూ లేదు. దేవుడు ఒక్కడూ సృష్టి స్థితిలే కర్త అనే విషయమే మనం మర్చిపోయినాం. అతని స్థానంలో అనేక దేవుళ్ళను కల్పించుకున్నాం. ఆ దేవుడికి ఒకే దేవుడు ఒకడు, ఆ దేవునికి అనేక నామములు ఉన్నాయని వేదం చెబుతుంది. ఎందుకే ఒక వస్తువు ఒక నామం పెట్టుకుంటే సరిపోదా, ఎందుకు ఇన్ని పేర్లు పెట్టి ఈ గొడవ అంతా కల్పించారు అని కొంతమంది అడుగుతూ ఉంటారు. కానీ మామూలుగా నామం మనం పెట్టుకుంటాం ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవడానికి, వ్యవహరించడానికి. నేను దీనికి ఏదో ఆయనకని పేరు పెట్టుకున్నాను, దీనికి పుస్తకం అని పేరు పెట్టుకున్నాం, ఇట్లా ఈ పేరుతో మనం దీన్ని వ్యవహరిస్తాం. అసలు నామం పెట్టే పద్ధతి ఏమిటంటే, ప్రాచీన కాలం నుండి వేదశాస్త్రాలు మనకు చెప్పేది, నామం వల్ల ఏ వస్తువుకు నువ్వు పేరు పెడుతున్నావో ఆ వస్తువులో ఉండే గుణం కొంచెం బోధపడాలి, అట్లాంటి పేర్లు పెట్టమన్నారు. వేదంలో ఉన్నటువంటి వస్తువులకు ఉన్న పేర్లు అన్నీ అటువంటివి. ఎట్లాంటిది అంటే చూడండి, వేదంలో పృథివీ అని పేరు ఉన్నది అనుకోండి, పృథివీ అంటే భూమి అని అర్థం. ఈ భూమికి పృథివీ అని సంస్కృతంలో పేరు వేదంలో. దాని అర్థం ఏమిటి? పృథు అంటే విస్తరించేది అని, పృథివీ అంటే చాలా విశాలమైనటువంటిది అని అర్థం. భూమి ఎంత విశాలమైనది చెప్పండి? ఆ పృథివీ పేరులోనే దాని గుణం మనకు బోధపడుతూ ఉంటుంది. అట్లాగే ప్రపంచానంత జగత్ అన్నారు సంస్కృతంలో. జగత్కర్త భగవంతుడికి పేరు, దీన్ని రచించిన వాడు భగవంతుడు. దీనికి జగత్ అని ఎందుకు పేరు పెట్టారు? ఆ పేర్లన్నీ కూడా సైంటిఫిక్గా ఉంటాయన్నమాట. జగత్ అనే మాటకు అర్థం నడిచేది అని, గచ్చతి ఇది జగత్. గచ్చతి అంటే నడుస్తున్నాడు అని అర్థం. ఈ ప్రపంచం అంతా కూడా నడుస్తున్నది అంటే కదులుతుంది అని అర్థం. భూమి, జలము, అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ అతి వేగంగా చెలిస్తున్నాయి. ఆ జగత్ అనే పదంలో ఈ ప్రపంచం అంతా గతిశీలం, గమనశీలం, గతి కలిగినటువంటిది బ్రహ్మాండం అని ఆ జగత్ అనే పదమే మనకు చెబుతుంది. దీనిలో ఉండే గుణం బోధపడుతుంది అన్నమాట. అట్లాగే భగవంతునికి అచరుడు అని పేరున్నది. అచలుడు అనే పేరున్న చూడండి, అచలుడు అంటే చెలించనివాడు అని అర్థం, కదలనివాడు. భగవంతుడు కదలడు. ఎందుకని? ఏం కుంటివాడా, కాళ్ళు లేవా అని ఎవరన్నా అడగవచ్చు. కుంటివాడు కాదు, కాళ్ళు లేకపోవటం కాదు ముఖ్యం నడగకపోవటానికి కారణం. అతడు భగవంతుడు అంటే అంతటా ఉంటాడు. కదలాలి అంటే ఒక వస్తువు అది ఒక చోటు ఉండాలి, ఇంకో చోట లేకుండా ఉండాలి, అప్పుడే దానిలో కదలికి కలగడానికి వీలు అవుతుంది. అంతటా ఉండే వస్తువు ఎట్లా కదులుతుంది? కదలటం అంటేనే వస్తువు ఉన్న చోటు నుండి లేని చోటుకు పోవడం. ఇప్పుడు చూడండి, ఈ వస్తువు ఉన్న చోటే ఉంటే అది కదలటం, ఇది లేని చోటుకి పోవాలంటే అది కదులుతుంది. అట్లా ఒక వస్తువు కొద్ది పరిమాణంలో ఉంటే దానికి లేని చోటు ఉంటుంది, అది ఈ వస్తువు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఉండడానికి పోవటానికి వీలు వచ్చింది. అసలు కదలిక అనే మాటకు అదే అర్థం. అసలు గమనం అనే మాటకు మనం వివరించి చెబితే, వస్తువు పరిమిత వస్తువులు, అవి చిన్న చిన్న వస్తువులు, అవి కదులుతాయి. ఏ వస్తువు అంతటా ఉంటుందో అది కదలటానికి వీలు. ఈ సంగతి ఒకప్పుడు ఇంగ్లాండ్లో ఒక పెద్ద ఫిలాసఫర్ ఉండేవాడు, అట్లా చాలామంది ఉన్నారనుకోండి. ఒకసారి ఒక ఫిలాసఫరు తన తోటి ఫిలాసఫర్ దగ్గరికి వెళ్ళి, ఫిలాసఫర్ అంటే తత్వం అంటే ప్రపంచంలో ఉండే పదార్థాలను వేత్త అంటే తెలిసినవాడు, వాళ్ళని తత్వశాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు, తత్వవిధులు, తత్వజ్ఞులు అని ఇట్లాంటి పేర్లు ఉంటాయి వాళ్ళకి. తత్వం తెలిసిన వాళ్ళు, ప్రపంచంలో ఉన్న వస్తువులన్నింటినీ ఉన్నది ఉన్నట్లు చక్కగా తెలుసుకున్నవాడు అని అర్థం. ఒక తత్వజ్ఞుడు, ఒక తత్వశాస్త్రవేత్త ఇంకొక తత్వశాస్త్ర దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఒక కొత్త విషయం కనిపెట్టాను అన్నాడు. ఏమిటి అని వాడు అడిగాడు. అడిగితే, చూడు ప్రపంచంలో అన్ని వస్తువులు కదులుతున్నాయి అన్నారు, అది అబద్ధమన్నాడు. ఇప్పుడు మామూలుగా బళ్ళు పిల్లలకు కూడా చదువులు చెప్పేవాళ్ళు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతుంది, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, సూర్యుడు తనక్షంలోనే తాను ఒక చోటనే ఉండి కదలకుండా తిరుగుతూ ఉంటాడు, తనక్షం మీద తాను తిరుగుతున్నాడు. ఇట్లా బ్రహ్మాండంలో ఉన్న అన్ని కదులుతున్నాయి, భూమి కదులుతున్నది, సూర్యుడు కదులుతున్నాడు, భూమితో పాటు నీళ్లు కదులుతూ ఉన్నాయి, వాయువు కదులుతూనే ఉంది, అది మనకందరికీ తెలుసు అని. ఇట్లా ప్రపంచ పదార్థాలన్నీ కదులుతున్నాయి అని చెబుతున్నారే, ఇట్ ఈస్ హంబగ్ అన్నాడు వాడు. ఇది బాగలేదన్నాడు. ఏమిటి సంగతి, నువ్వు ఎట్లా కనిపెట్టావు, ఏమిటి నీకు అమాత్రం తెలియదా, చూడు నేను మాట చెబుతున్నాను అన్నాడు. ఏమిటంటే ఒక వస్తువు ఉంది, దానికి రెండే చోట్లు ఉంటాయి, ఉండే చోటి లేని చోటు ఒకటి, అంతే కదా. లోకంలో ఏ వస్తువైనా ఇప్పుడు ఇది ఈ ఆయనకి ఇక్కడ ఉన్నది అనుకోండి, ఈ కంటి చోడు ఈ పుస్తకం మీద ఉంది, ఇక్కడ ఇది ఉన్నది, ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడ లేదు. కాబట్టి ఉన్న చోటు ఒకటి లేని చోటు ఒకటి ప్రతి వస్తువుకి రెండు ఉంటాయి. ఇప్పుడు ఈ పుస్తకం ఉన్నది, ఈ పుస్తకం ఇక్కడ పెడితే ఈ చోట్లో ఈ పుస్తకం ఉంది, ఇక మిగిలిన చోట్లో లేదు. ఈ మైక్ ఉన్నది, ఇది తానున్న చోటు ఉన్నది, ఇతర చోట్ల లేదు. ఇట్లా మీరు ఎక్కడ కూర్చున్నారో, మీరు కూర్చున్న చోట్ల మీరున్నారు, వేరే చోట్ల మీరు లేరు. నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ మాత్రమే ఈ ప్రదేశం నేను ఆక్రమించుకున్న చోట్లో నేనున్నాను, మరి ఈ తక్కిన చోట్లలో నేను లేను. ఇట్లా ప్రపంచంలో ఏ వస్తువైనా తానున్న చోటు ఒకటి లేని చోటు ఒకటి రెండే ఉంటాయి కదా అన్నాడు. అవును నిజమే, ఏమిటి దానిలో ఆశ్చర్యం ఏమిటన్నాడు. దీనివల్ల వస్తువులు కదలటం లేదని ఎట్లా చెబుతావన్నాడు. అంటే అతను అన్నాడు, ఓహో ఇంతేనా, చూడు నేను ఆలోచించి చెబుతున్నాను, నేను కొత్తగా కనిపెట్టానన్నాడు. ఈ వస్తువు ఇక్కడుంది, ఈ వస్తువు ఎంత చోటు ఆక్రమించుకున్నాడో ఆ చోట్లో కదులుతుంది అన్నాడు. ఇప్పుడు ఇది ఆక్రమించుకున్న చోట్లు కదులుతుందా, ఎట కదులుతుంది, కదిలితే కొత్త చోటు ఆక్రమించుకుంటుంది. కాబట్టి వస్తువు తానున్న చోట కదలదు, అవును కదా అన్నాడు. అవును కాదు నిజమేనన్నాడు. వస్తువు తాను ఎంత చోట్లను ఆక్రమించుకుని ఉన్నదో ఆ చోట్లోనే కదలంటే కదలదు, వీల్లేదు, కదిలితే వేరే చోట ఆక్రమించుకుంటుంది. ఏమీకి అర్థమైంది. అతను కూడా అన్నాడు, సరే బాగాలింది అన్నాడు. అయితే ఏమిటన్నాడు, తానున్న చోట వస్తువు కదలదు, ఇక వస్తువు లేని చోట్లు ఉన్నది, అక్కడ వస్తువే లేదు కదా, అక్కడ ఎట్లా కదులుతుంది ఇది. వస్తువు తానున్న చోట కదలదు, వస్తువు లేని చోట కదలదు, ఉన్నవి రెండే చోట్లు, ఉన్న చోటు లేని చోటు. కాబట్టి వస్తువు కదలాలంటే తానున్న చోట కదలాలి, అక్కడ కదలటానికి వీల్లేదు. ఇక లేని చోటు వస్తువే లేకపోతే కదిలేదు ఎట్లా. కాబట్టి దేర్ ఇస్ నో మోషన్ ఎట్ ఆల్ అన్నాడు. అందుకని వస్తువులో కదలిక అనేది లేదురా అన్నాడు. అతను చక్కగా విని పాపం రెండవాడు, నువ్వు చెప్పావు కానీ ఇది సరికాదు నాయన అన్నాడు. వస్తువు ఉన్న చోట కదులుతుందని లేని చోట కదులుతుందని ఎవడు చెప్పాడు నీకు, అది నీ ఊహ తప్పు. కదలటం అంటే నీకు అది అర్థం కాలేదు, మోషన్ గతి అంటే నీకు అర్థం కాలేదు. వస్తువు తానున్న చోటు నుండి లేని చోటుకి ఎప్పుడు పోతుందో అప్పుడు దానిలో కదలిక వస్తుంది. అందుకని కదలిక అంటే వస్తువు ఉన్న చోట కదలటం కాదు, లేని చోట కదలటం కాదు. అంటే అరే నేను ఎన్ని రోజుల నుంచి ఆలోచించాను, ఇక దీనికి మించిన ఇక సిద్ధాంతం లేదనుకుని నేను నీ దగ్గరకు వచ్చానన్నాడు. అట్లా అప్పుడప్పుడు ఫిలాసఫర్స్ కూడా బోల్తపడుతూ ఉంటారు. ఇంకో ఫిలాసఫర్ సంగతి ఉంది, వాడు ఉండే గదిలో ఒక చిన్న పిల్లి ఉంటుంది. ఆ పిల్లి వస్తూ పోతూ ఉండటానికి వాడు దర్వాజ తెరవడం అది కష్టం అనుకుని దానికి ఒక చిన్న కంత పెట్టాడు. ఆ కంతలో నుండి వస్తుండేది పోతూ ఉండేది, ఇప్పుడు రోజు చూస్తుండేవాడు, బాగానింది, వాడికి ఏం అభ్యంతరం ఏం కలగలే. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ పిల్లికి ఇద్దరు పిల్లలు పుట్టారు, అది పిల్లలకి అన్నది. ఈ ఫిలాసఫర్ ఆలోచించడం మొదలుపెట్టాడు, ఇది వరకు ఒక పిల్లి ఉన్నది, దానికి పోవడానికి నేను కంత పెట్టా, బాగానింది, దానిలో నుండి అది వస్తూ పోతుంది, మరి ఈ పిల్లలు ఎట్లా పోతారు. అందుకని వాటికి కంతలు చేయడం మొదలుపెట్టాడు. ఎవడు చూసి ఏమిటో యాజ్ చూస్తున్నావు అంటే ఇది చిక్కు వచ్చింది, నేను లేనిపోయింది, ఈ పిల్లిని పించాను, అది దానికి రావడానికి పోవడానికి కంత పెట్టాను, ఇది పెద్ద కంత, దానిలో నుంచి పోతాయి, సరే ఈ చిన్న పిల్లలు ఎట్లా పోతాయి. అందుకని వీడికి వేరే కంతలు చేస్తున్నారట, ఎవరు పిచ్చివాడా ఆ కంతలో నుంచి ఇవి పోవా అన్నట్ట వాడు. చిన్న కంతలో నుంచి పెద్దది పోలేకపోవచ్చు, కానీ పెద్ద పిల్లి పోయే కంతలో నుంచి చిన్న పిల్లలు ఎందుకు పోవు, అరే నేను ఆలోచించలేదు అన్నట్టు. చూడండి అట్లా ఉంటారు ఆలోచన పరు, ఎక్కువ వాళ్ళు ఏదో థింక్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి తోచదు ఒక్కొక్కప్పుడు. అట్లా ప్రపంచంలో కదలాని వస్తువు లేదు అని నేను వింటూ ఉంటే ఇట్లా ఈ విధంగా కదలికి అనేది లేదు పొమ్మన్నాడు వాడు. వాడు సమాధానం చెప్పాడు, అది కాదురా పొమ్మను అన్నాడు. ఏ వస్తువునకు ఒక పరిమాణం కొలత ఉంటుందో, అది ఉన్న చోటు నుంచి లేని చోటుకి పోవడానికి కదలిక అంటాం. అందుకని ఈ ప్రపంచం అంతా కూడా పరమేశ్వరుడు ఉంది. పరమేశ్వరుడు ఎంత దూరం ఉన్నాడు అంతవరకు లేదు ఇది. పరమేశ్వరుడు కొద్ది చోట్లనే ఇది ఆక్రమించుకుని ఉన్నది. అందుకని దీనికి ఒక కొలత పరిమాణం ఉన్నది. అది తన చోటు వదిలిపెట్టి ఇంకో చోటుకి ఇంకో చోటుకి పోవడానికి వీలవుతుంది. భూమికి ఒక కొలత ఉన్నది. ఆ కొలత ఉన్నటువంటి చోట్ల నుంచి అది తిరుగుతూ ఉంటుంది, దాని దారి వేరు. ఇట్లా ప్రపంచంలో ఉన్న పదార్థాలన్నీ చిన్న చిన్న పరిమాణాలు కలిగినవి, పెద్ద పరిమాణాలు కలిగి ఉన్నాయి, చిన్న పరిమాణాలు కలిగి ఉన్నాయి. కానీ పరమేశ్వరుడు అనే పెద్ద ఆకాశంలో ఇవన్నీ ఉన్నాయి. ఇవి కదలటానికి చోటు ఉన్నది. అందుకని ప్రపంచంలో ఉండే పదార్థములన్నీ కదులుతున్నాయి కాబట్టి ప్రపంచం కదులుతుంది అని చెప్పడానికి దానికి పేర్లు పెట్టారు, జగత్ అన్నారు. జగత్ అంటే కదులుతుంది అని. ఆ పదంలోనే అటువంటి విజ్ఞానం ఉంది అన్నమాట. దానికి సంసారం అని ఇంకొక పేరున్నది. ఈ ప్రపంచానికి సంసారం అంటారు. సంసారం అంటే ఏమిటి? శరణం అంటే జరగటం. హిందీలో బోల్తే హీనలో అయ్యి తొడ సరుకోజి సరుకో. ఈ శరణ అంటే జరగటం అన్నమాట. మనం తెలుగులో జరగటం అంటాం. అట్లాగే శరణం అనేది సంస్కృత పదం. సంశరణం, సమ్ అంటే బాగా, శరణం అంటే జరుగుతుంది. అంటే ప్రపంచ పదార్థాలన్నీ కదులుతూ ఉంటాయి, ఒకచోట ఉండవు అని. ఇట్లా వైదిక పదాలకు అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాన్ని మనం సరిగా తెలుసుకుంటే ఈ గొడవలు ఉండవు. అయితే ఒక్కొక్క పదం ఒక్కొక్క విషయాన్ని తెలుపుతుంది. ఇప్పుడు భగవంతునికి ఉన్నటువంటి పేర్లు అనేకం. ఎందుకయ్యా అనేకం అంటే, అతనిలో ఉండేటువంటి గుణములు, అతడు చేసేటువంటి పనులు, అతని స్వభావం. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, నాది ఒక స్వభావం, మీ అందరిది తలకు ఒక స్వభావం. నా గుణాలు వేరు, మీ గుణాలు వేరు, నేను చేసే పనులు వేరు, మీరు చేసే పనులు వేరు. ఇట్లా ప్రతి వ్యక్తికి గుణము, కర్మ, స్వభావం అనేది ఉంటుంది. మరి పరమేశ్వరుడు కూడా అట్లాంటి వ్యక్తే కదా, మనలాంటి వ్యక్తి. అది ఒక పదార్థం కాబట్టి దానికి ఒక స్వభావం ఉండాలి, దానిలో కొన్ని గుణాలు ఉండాలి, అది చేసే పనులు కూడా ఉండాలి. పరమేశ్వరుడు సృష్టి చేస్తున్నాడు, ఇది పనే కదా. సృష్టికర్తృత్వం అనేది ఒక పెద్ద పని, పోషించడం అది ఒక పెద్ద పని, నాశనం చేయడం అది ఒక పని. ఇట్లా పరమేశ్వరుడు మరి జీవులకు చేసినటువంటి కర్మ ఫలములకు న్యాయంగా ఫలం ఇస్తాడు. కర్మలకు ఇటువంటి పనులన్నీ ఉన్నాయి అతను చేసేవి. ఈ పనులను తెలిపే పదాలు కొన్ని ఉన్నాయి భగవంతుడికి పేర్లు. ఆ తర్వాత అతని స్వభావం. ఆయన స్వభావం ఏమిటి? ఆనందమే ఆయన స్వభావం, జ్ఞానమే ఆయన స్వభావం. అందులో అజ్ఞానం లేదు, దుఃఖం అనేది లేదు. ఇట్లా స్వభావాన్ని తెలిపే పదాలు ఉన్నాయి భగవంతుడి స్వభావాన్ని తెలుపుతాయి. ఆయన ఆనంద స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, సత్స్వరూపుడు. సత్ అంటే ఉనికి, ఎల్లప్పుడూ ఉంటాడు. సత్స్వరూపుడు అంటే భగవంతుడు సత్స్వరూపుడు. సచ్చిదానంద స్వరూప అని మీరు రోజు సంబోధన చేస్తున్నారు చూడండి. రక్షకుడు, హే రక్షక అని సంబోధన చేస్తున్నా. ప్రపంచంలో ఉండేటువంటి ప్రాణులన్నింటినీ రక్షిస్తూ ఉంటాడు, అందుకనే ఆయనకు రక్షకుడిని పేరు. రక్షణ చేయటం అనేది ఒక పని. ఇట్లా భగవంతుడు చేసే పనులను తెలపడానికి కొన్ని పదాలు పేర్లు పెట్టాల్సి వచ్చింది. అట్లా ఒక పేరు కాదు, చాలా పేర్లు అయిపోయినాయి. ఆయనలో చాలా గుణాలు ఉన్నాయి, ఒక గుణం కాదు. అది చాలా గొప్ప విశిష్టమైనటువంటి పదార్థం. అట్లా ఆయన గుణాలు తెలిపే పదాలు కొన్ని, ఆయన స్వభావాన్ని తెలిపే పదాలు కొన్ని పేర్లు. అట్లాగే ఆయన స్వభావం స్వరూపం అయిపోయిన తర్వాత ఆయన చేసేటువంటి కర్మలను తెలిపేటువంటి పనులు కొన్ని. అంచేత భగవంతుని యొక్క గుణకర్మ స్వభావాలను తెలపడానికి అనేక పేర్లు పెట్టాల్సి వచ్చింది, అనేక నామాలు పెట్టవలసి వచ్చింది, చాలా పేర్లు పెట్టవలసి వచ్చింది. ఇప్పుడు సామాన్యంగా మనం కూడా చూడండి, ఒక ఇంటి యజమాని ఉంటాడు. ఆ యజమాని ఇంట్లో ఇంకా కొంతమంది వ్యక్తులు ఉంటారు. అతని భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, అన్నలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారనుకోండి. ఆ ఇంటి యజమాని వాళ్ళందరికీ అతనితో ఉన్నటువంటి సంబంధాలను బట్టి భిన్న భిన్న నామాలతో వాళ్ళని పిలుస్తారు. భార్య ఇంటి యజమానిని స్వామి, భర్త, నాథ అని ఇట్లా పిలుస్తుంది. లేకపోతండి, ఏమండి ఏమండి అంటుంది పేరు. లేకపోతే ఏమండి ఏమండి అంటుంది. ఏమిటో ఎవరినో అనుకుంటున్నాను, వాడు పలకపోతే ఏమండి నిన్నే పలకమే అంటుంది. ఈ ఏమండి అనేది ఒక పదం, అట్లా పిలవాలనుకుంది ఆవిడ. భర్త భార్యాభర్తలు కాబట్టి భార్యకు భర్త అవుతాడు ఆయన. ఆ తర్వాత ఆయన పిల్లలు ఉంటారనుకోండి, వాళ్ళు నాన్న అని పిలుస్తారు, భర్తని పిలవ, భార్య పిలుస్తుంది, కొడుకులు కుమార్తెలు వీళ్ళంతా కూడాను నాన్న నాన్న అని పిలుస్తారు. ఈ నాన్న అనేది ఏదో పేరు, వాళ్ళకున్న సంబంధాన్ని తెలుపుతుంది అది. అట్లాగే ఇంక తమ్ముడు ఉంటే అన్న అని పిలుస్తారు, తల్లి ఉంటే కొడక అని పిలుస్తుంది, బేట అని పిలుస్తుంది. ఇంటి యజమానికి చూడండి, వాడు బేట, వాడు భార్య, భర్త, వాడు తండ్రి, వాడు అన్న, వాడు తమ్ముడు, ఇట్లా ఇన్ని పేర్లతో ఒక వ్యక్తిని పిలుస్తున్నాం. అయితే ఈ పేర్లన్నీ ఒక అర్థాన్ని తెలుపు. అట్లాగే భగవంతుల్లో అనేక గుణాలు ఉన్నాయి, వాడు చేసే పనులు అనేకం ఉన్నాయి. అందుకని గుణకర్మ స్వభావాలను బట్టి భగవంతునికి అనేక నామములు ఉన్నాయి. ఆ జ్ఞానం కాస్త పోయింది మన దేశంలో ఈ వేద ప్రచారం లేకపోయేటప్పటికి. ఆయనకున్న పేర్లకు ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క దేవుడిని కల్పించుకున్నారు. భగవంతుడికి గణపతి అని పేరు. గణపతి అంటే అర్థం ఏంటి? గణం అంటే సముదాయం, గ్రూప్, గుంపు. గ్రూప్ అని ఇంగ్లీష్లో అంటారు, మనం తెలుగులో గుంపు అంటాం. ఈ గుంపే గ్రూప్ అయింది. అది ఇట్లా గుంపు అంటే అనేకం అన్నమాట. మనం జీవులను చూడండి, మనుషులు జీవులు ఒక రకం, ఒక గుంపు, గ్రూప్ ఒక గుంపు అని, పశువుల గుంపు ఒకటి, ఇవన్నీ జీవులు. ఈ జీవులన్నీ గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఈ వీటికే గణములు అంటారు. ఈ గణములు అంటే ఈ జీవ గణములకన్నిటికీ పరమేశ్వరుడు పతి. పతి అంటే స్వామి అన్నమాట. మనల్ని అందరినీ పోషించేవాడు పతి అంటే పోషించేవాడు. మగవాడి ఇంట్లో భార్యకు పతి అంటారు. పతి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పోషిస్తారు కాబట్టి ఆయనకి పతి అని పేరు. అట్లాగే స్త్రీకి పత్ని అని పేరు. భార్యకు పత్ని అంట. పత్ని అంటే అర్థం ఏంటనుకున్నారు? ఆవిడ నిన్ను పోషిస్తుందని. పతి అనేవాడేమో ఆవిడ భార్యను బిడ్డల్ని పోషిస్తున్నాడు వాడు. పత్ని భర్తను పిల్లల్ని పోషిస్తుంది, ఇద్దరూ పోషణ చేసేవాళ్ళే. ఇట్లా శబ్దానికి అర్థం ఉంటుంది. అంచేత గణపతి అంటే జీవ సముదాయములకు, పతి అంటే స్వామి అధిపతి, పాలించేవాడు పోషించేవాడు అని అర్థం. అప్పుడు ఆ గణపతి ఏమైపోయినాడు మనకు తెలియదు. ఆ గణపతి పోయి పెద్ద ఏనుగు తొండ ఒకటి, పెద్ద బొర్ర ఒకటి, వాడికి ఎక్కి తిరగడానికి ఏనుక, ఇంత ఎలుక మీద వాడు ఎట్లా ఎక్కుతాడో ఎట్లా తిరుగుతాడో అది ఆ పౌరాణికులకే తెలియాలి. ఇప్పుడు గణపతి అనగానే వాడు మనకు గుర్తొస్తాడు, ఏనుగు తొండం వాడు, ఏకదంతం వాడు. అవునా? మీకు భగవంతుడు గుర్తొస్తాడా? రాడు. అట్లాగే భగవంతుడికి పశుపతి అని పేరున్నది. ఈ పశుపదానికి అర్థం మనం జంతువులు అనుకున్నాం. పశువు అంటే మన ఇంట్లోకి పెరిగేటువంటి గోవు, ఆవు మొదలైన ఉన్నాయి, వీటిని పశువులు అంటాం, ఎద్దును పశువు అంటాం. పశుపతి అంటే ఎద్దుకు స్వామి అనుకున్నారు వాళ్ళు. అందుకని దేవుణ్ణి ఎద్దు వాహనుడిని చేశారు, వృషభ వాహనుడు అయిపోయినాడు వాడు, ఎద్దు మీదకి తిరిగేవాడు అని అర్థం. ఈ అర్థం లేనేలేదు దేవుడికి. వాడికి ఏమిటి ఎద్దు మీద తిరగేటువంటి, వాడి కర్మ ఏం పట్టింది? దేవుడు అంతటా ఉండేవాడికి వాడికి తిరగడానికే వీల్లేదా? వాడు తిరగడానికి ఎద్దు మీద ఎక్కి తిరిగితే ఎట్లా? ఏమన్నా అవకాశం ఉందా? అంతటా ఉండే పరమేశ్వరుడు ఎద్దు మీద ఎట్ట కూర్చుంటాడు? వాడు ఎద్దు మీద ఉండి ఎట్లా తిరుగుతాడు? వాడు నంది వాహనుడు ఎట్లా అవుతాడు? వృషభ వాహనుడు ఎట్లా అవుతాడు? ఎవడికి తెలియదు. కానీ చెప్పడం మొదలుపెట్టారు పశుపతి అంటే భగవంతుడు, ఆయన ఎద్దు నీకు తిరుగుతాడు, ఎద్దు వాహనానికి ఆ వాహనం అని. ఇప్పుడు ఆ ఎద్దు ముసలిదైపోయింది, ఉన్నదో సచ్చిందో కూడా తెలియదు చాలా మందికి. ఎద్దు ఆఖరికి ఎప్పుడన్నా ముసలిది అవుతుంది కదా, పుట్టింది కదా అది. ఎద్దు పుట్టకుండా దాని అంతటిది కాదుగా. ఎట్లా పుడితే పెరుగుతుంది, పెరిగితే ముసలిది అవుతుంది, చూస్తుంది. మరి ఇప్పటికీ ఈ పౌరాణికులకు తెలియదు వాడు ఏ ఎద్దు మీద తిరుగుతున్నాడో పాపం. కానీ అసలేమిటి పశుపతి అనేది భగవంతునికి పేరు. ఇక్కడ పశు అంటే ఎద్దు కాదు, మనమందరం పశువులం. కాపాడుకోకండి. దేవిటయ్యా మమ్మల్ని మనుషులు పట్టుకుని పశువులు అంటావు అంటారేమో. ఆ పశు శబ్దానికి అర్థం మీరు అనుకునే నాలుగు కాళ్ళ జంతువు కాదు. పశ్యతి జానాతి ఇతి పశువు. పశువు అంటే జ్ఞానం కలిగిన వాడు అని అర్థం. జ్ఞానం కలిగిన వాడు ఎవడు? జీవుడు. మనమందరం జ్ఞానం కలిగిన వాళ్ళం. పశువునాం పతి, ఈ జీవులకందరికీ భగవంతుడు స్వామి, అందుకని ఆయనకు పశుపతి. ఆ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణులకందరికీ పతి అని అర్థం చెప్పడం పోయి ఎద్దుకు పతిని చేశారు వాడిని. చూడండి ఎంత అనర్థం వచ్చిందో. దీనికంతటికీ కారణం వేద భాష ప్రచారంలో లేకపోవటం. వేదంలో చెప్పబడినటువంటి భగవంతుణ్ణి ఇట్లా నానాభీభత్సం చూశారు. ఇక ఉమాపతి, గౌరీపతి, ఈ పేర్లు అసలు భగవంతుడికి లేనిలు. పార్వతి అంటే పర్వతుని కుమార్తె. పర్వతం అంటే ఎవరు తెలుసు? ఇక్కడ ఉంది కదా మీకు పర్వతం నల్గొండ, దానికి ఎప్పుడన్నా బిడ్డలు కుట్టారు? పార్వతి పర్వతానికి ఎట్లా పుడుతుంది? హిమాలయ పర్వతంలో పార్వతి కొండకు పుట్టింది హిమాచలానికి. ఈ శివుడేమో వాడి కళ్ళు కొండ కళ్ళు. శివుడెవరు? ప్రపంచాన్ని లయం చేసేవాడు. ఆ మామకు వీడు అల్లుడు, వాడి కూతురు వీడు మగడు. ఏమైనా అర్థాలు ఉన్నాయి చెప్పింది. అట్లా పార్వతీపతి అనే మాట దేవుడికి అక్కడ లేదు అసలు. అట్లాగే ఉమాపతి అని స్త్రీ పేరుతో ఒక పేరు పెట్టి దానికి భర్తను చేయటం దేవుణ్ణి. వాడికి మనలాంటి సంసారే వాడు కూడా అని కట్ అయితే. అందుకని వేదం ఏం చెబుతున్నదంటే, వేదం భగవంతుడు, భగవంతుడిలో వేదాలు ఉన్నాయంటే జ్ఞానం ఉన్నది. అది జ్ఞాన గని. జ్ఞానం తప్ప జ్ఞానానికి అక్కడ తావు లేదు. ఆ జ్ఞానమే మనకు వేదం. ఆ తర్వాత పరమేశ్వరులు ఇంకేం ఉన్నాయంటే, అధివిశ్వే దేవాహ నిషేధు. విశ్వే దేవాహ, సమస్త దేవతలు వారిలో ఉన్నాయి. దేవతలకు అధిపతి అంటే ఈ దేవతలు కాదన్నమాట వాడు. మరి దేవతలు దేవతలు అంటున్నారు మీరు, చాలామంది దేవతలు ఉన్నాయా? హా, ఉన్నాయి. వేదంలో చాలా దేవతలు ఉన్నమాట, నిజం. కానీ ఆ దేవతలు దేవుడుగా, ఆ దేవుడు ఈ దేవతలకన్నిటికీ అధిపతి. మరి దేవతలు ఎంతమంది ఉన్నారు? వేదంలో చెప్పబడినటువంటి దేవతలు 33, అంతకు మించేవారు లేరు. ఆ దేవతలకు అందరికీ ఆయన ఆధారం. వాళ్ళందరినీ సృష్టించేది వాడు, పోషించేది వాడు, అన్ని చేస్తూ ఉంటాడు. ఏమిటి ఆ దేవతలు అంటే, అష్టవోసవ ఏకాదశ రుద్రాహ ద్వాదశ ఆదిత్యాహ ఇంద్ర ప్రజాపతిచ ఇది త్రయస్త్రింశ వైదేవాహ అని శతవధు బ్రాహ్మణంలో ఉంది. యాజ్ఞవల్క్యుడు రాసినటువంటి యజుర్వేదానికి వ్యాఖ్యానం రాస్తూ ఆయన త్రయస్త్రిగుంశో వైదేవాహ, త్రయ అంటే 3, త్రింశత్ అంటే 30, 33 దేవతలు అన్నాడు. కేతే దేవాహ, ఎవరా దేవతలు అని ప్రశ్నించుకుని, అష్టౌ వసవః ఏకాదశ రుద్రాః ద్వాదశ ఆదిత్యాః, 8 వసుదేవతలు, 11 రుద్రదేవతలు, 12 ఆదిత్య దేవతలు, ఇప్పటికి 31 రుద్రుడు, ఇంద్రుడు, ప్రజాపతి అని ఒక 2 దేవతలు, ఇవన్నీ కలిస్తే 33. ఈ దేవతలకన్నిటికీ భగవంతుడు ఆధారం. పోతే ఈ 33 దేవతలు ఏమి మీకు అర్థమైనవే? అష్టవసవ అంటే 8 వసుదేవతలట. అవి ఏమిటి అంటే, పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు 3. ఆ 5 కలిసి 8, ఇవి దేవతలు. వీటికి వసుదేవతలు అని పేరు. వీటికి వసుదేవతలు అని ఎందుకు పేరు వచ్చింది అంటే, దేవత అంటేనే అర్థం దివ్య గుణములు కలిగిన వస్తువు, దివ్య గుణములు కలిగిన వ్యక్తి. మనుష్యులు ఎవరన్నా గొప్ప గుణములు కలవాడు ఉంటే వాడిని దేవత అంటాం. అట్లాగే ఏ పదార్థంలో గొప్ప గొప్ప గుణములు ఉంటాయో ఆ పదార్థాన్ని మనం దేవత అంటాం. భూమిర్దేవత, అగ్నిర్దేవత, వరుణో దేవత, వాయుర్దేవత, ఇంద్రో దేవత అని ఈ పంచభూతాలకు దేవతలని పేరున్నది. ఎందుకంటే వీటి దివ్య గుణాలు ఉన్నాయి. భూమిలో ఎన్ని దివ్య గుణాలు ఉన్నాయి? భూమి లేకపోతే మనకు బ్రతికే లేదు. మన గుడ్డందులో నుంచి వస్తుంది, సొమ్ములు అందులో నుంచి వస్తాయి, మరి కావలసినటువంటి అన్నం ఆహార పదార్థాలన్నీ అందులో నుంచి వస్తాయి, కాయలు గసుర్లు అన్నీ ఏమి లేవు. బంగారం అందులో నుంచి వస్తుంది, పెండి అందులో నుంచి వస్తుంది. ఇన్ని గొప్ప ధనములతో కూడినటువంటిది దీనికి, ఈ ఈ భూమికి. పృథివీ అంటే విశాలమైంది. అంతేకాకుండా దీనికి వసుధ అని పేరున్నది. వసువులు అంటే ధనాలు. వసుధ అంటే వసూని ధీయంతే అస్యామితి వసుధ. అనేక విధములైనటువంటి ధనాలు ఈ భూమిలో ఉన్నాయి. ధనాగారం అన్నమాట ఇది. మనం తిజూరీలో ఎట్లా అయితే ధనం పెట్టుకుంటాం, సొమ్ములు, బొట్ర, ధనం అవి ఇవి పెట్టుకుంటాం కదా, అట్లా పరమేశ్వరుడు మనకు కావలసినటువంటి ధనాలన్నీ భూమిలో పెట్టి మనకి ఇచ్చేశాడు. ఇందులో బంగారం ఉంది, ఇందులో రత్నాలు ఉన్నాయి, ఇందులో బొగ్గు ఉన్నది, ఇందులో లోహం ఉన్నది, ఇందులో ఇనుము ఉన్నది, వెండి ఉన్నది, రాగి ఉన్నది, ఇందులో దూది ఉన్నది, ఇందులో గుడ్డలు తినడానికి పదార్థాలన్నీ ఉన్నాయి, వంకాయ ఉన్నది, సొరకాయ ఉన్నది, ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఈ భూమిలో నుంచి ఇన్ని మనకు దొరుకుతున్నాయి, అందుకని ఎంత గొప్ప గుణములు కలిగింది. అందువల్ల దీనికి ఉస్తాద్, ఇది ఒక దేవత అన్నారు. అట్లాగే జలం లేకపోతే బ్రతకలేము, వాయువు లేకపోతే మూడు నిమిషాలు బ్రతకలేము, ఇవన్నీ మన జీవనానికి ఆధారం. ఇట్లా ఇవన్నీ దేవతలు దివ్య గుణములు కలిగినవి కాబట్టి ఇవన్నీ కూడా జీవులు నివసించడానికి పనికొస్తాయి, జీవుల నివాసానికి తోడ్పడతాయి ఇవి. ఇప్పుడు చంద్రుల్లో జీవులు లేరంటున్నారనుకోండి, చంద్రుల్లో జీవుడు లేకపోయినా వాళ్ళ పరిశోధనలు చేశారు, అక్కడ వాళ్ళకి కనపడలే, కనపడకుండా ఏమన్నా ఉన్నాయో వాళ్ళకి తెలియకపోవచ్చు, అది వేరే సంగతి. పోనీ కనపడే జీవులు లేవన్నారు, కానీ ఈ భూమి మీద ఉండేటువంటి జీవులు అది లేకపోతే బ్రతకవు. మనం భూమి మీద ఉన్నాం కదా, చంద్రుడు లేకుండా సూర్యుడు లేకుండా కేవలం భూమి ఉంటే మనం బ్రతకం, ఇక్కడ మనం ఉండటానికి వీలే లేదు. దీనికి తోడు చంద్రుడు ఉండబట్టి ఆ చంద్రుడు సూర్యకిరణములను ఆకర్షించి తన వెన్నెలగా మార్చి చల్లని కిరణములు చేసి భూమి మీద ఉండేటువంటి చెట్లలోనూ ఔషధులతోనూ అమృతం నింపుతూ ఉంటాడు. మనకు వచ్చే పంటల్లో ఉండేటువంటి బలమైన తత్వం ఉన్నది అదంతా కూడా చంద్రకిరణాల ద్వారా ఏర్పడుతుంది. అందుకని చంద్రుడు లేకపోతే మనకు మంచి పంటలు లేవు, ఔషధులు లేవు, ఏం లేవు, ఎట్లా బ్రతుకుతాం? అందుకని భూమి మీద జీవులు నివసించాలి అంటే చంద్రుడు ఉండాలి. అట్లాగే సూర్యుడు కాంతి లేకపోతే ఈ భూమి ఎందుకు పనికిరాదు? ఇక్కడ సస్యాలు చెట్లు చేమలు పెరగవు. అంధకారంలో చెట్టు పెట్టి చూడండి, ఒక చీకటి గదిలో చెట్టును పెంచండి, పెరగదు, అది తెల్లబడిపోతుంది, కొన్నాళ్ళకి పాడైపోతుంది. దానికి వెలుతురు కావాలి. ఆ వెలుతురు ఉంటేనే అది మనం వదిలిపెట్టేటువంటి ప్రాణులు వదిలిపెట్టేటువంటి బొగ్గు పులుసు గాలినంతా తీసుకుని అది తింటుంది, అది దానికి ఆహారం. అందులో ఏదన్నా మనకి ప్రాణవాయువు ఉంటే దాన్ని బయటకు వదిలేసేస్తూ ఉంటుంది. ఆ విధంగా సూర్యుడు లేకపోతే చుట్టూ లేదు, చేమ లేదు, మనం అందరం ఉండటానికి వీలేదు. అంచేత ఇప్పుడు ఈ చెప్పబడినటువంటి ఈ భూతములు, సూర్యచంద్ర నక్షత్రాదులు, ఇవి లేకపోతే జీవులు నివసించడం కష్టం ఎక్కడ ఏ లోకంలోనూ. అట్లా జీవుల నివాసానికి యోగ్యం కాబట్టి తోడ్పడతాయి కాబట్టి వీటికి వసుదేవ, వస అంటే ఉండటం. నీ నివాసం ఎక్కడ, నీ వాసం ఎక్కడ, వాసం అంటే ఉనికి అన్నమాట, ఎక్కడుంటావు. ఆ వసుదేవతలు అంటే జీవులు నివసించడానికి తోడ్పడేవి, జీవులు నివసించడానికి అనుకూలమైనటువంటి వాటిని అన్నింటినీ వసువులు అంటారు. ఇట్లా 8 దేవతలు ఉన్నాయి. అవి కాక ఏకాదశి రుద్రులు ఉన్నాయి. రోదయతీతి రుద్ర, ఏడిపించేవాడిని రుద్రుడు అంటారు. 11 ఏడిపించే దేవతలు ఉన్నాయి మనకు. ఏమిటవి అంటే మన శరీరంలో ఉండే 10 ప్రాణాలు, ప్రాణము అపానము ఉదానం వ్యానం సమానం అని ఇట్లా ఒక 5 ప్రాణాలు ఉన్నాయి. వాటికి ఉప ప్రాణాలు ఉన్నాయి, దేవతత్వం, నాగం, కృకలం, కూర్మం, ధనంజయం అని. ఇవన్నీ శరీరంలో ఉండి చక్కగా పనిచేస్తుంటే మనం బ్రతుకుతాం, లేకపోతే పనిచేయం. ఉదాహరణ కంఠదేశస్థ, ఇక్కడ ఉదానం అనేటువంటి ప్రాణం ఉంది, అది సరిగ్గా పనిచేయకపోతే మనం తిన్నటువంటి వస్తువు లోపలికి పోదు, ఎప్పుడన్నా చెడ్డ వస్తువు లోపలికి. ఈ ఉదానం అనేటువంటి ప్రాణం ఇక్కడ ఉండి సరిగ్గా పనిచేస్తున్నంతకాలమే మన జీవనం. సమానం నాభి సంస్థిత, నాభి దగ్గర సమానం అనేటువంటి ప్రాణం ఉంటుంది, అది మనం తిన్న పదార్థం అంతా రసం ఇక్కడ చేరిస్తే అది శరీరం అంతా వ్యాపింపజేస్తుంది. అది లేకపోతే ఆ బొడ్డు దగ్గర సమానం అనే ప్రాణం చెడిపోతే మనకి జీవనం లేదు. గుదాస్థానంలో మలం బయటకు పోయే స్థానం ఉంటుంది చూడండి, అక్కడ అపానం అనేటువంటి ప్రాణం ఉంటుంది, అది పనిచేస్తుంటే మనం రోజు తిన్నటువంటి పదార్థంలో పిప్పి అంత అక్కడ జరుగుతుంటూ బయటకు వెళ్ళగొడుతూ ఉంటుంది. అపానం కాస్త చెడిపోతే ఎనిమాల్ చేస్తే కానీ బయటకు రాదు మల, అన్నాడు చేస్తాం అట్లా. న్యాచురల్గా సాయంత్రం తింటాం, పగలంతా తింటాం, తెల్లవారుజామున బయటికి పోతుంది అది. ఆ ప్రాణవాయువు అక్కడ అపానం అనే వాయువు పనిచేస్తూ ఉంటుంది. ఇట్లా శరీరంలో ప్రాణాలు ఉన్నాయి 10 ప్రాణాలు. ఈ 10 ప్రాణాలు, ఆ తర్వాత జీవుడు, ఈ 11 రుద్రదేవతలు అంటారు. ఇవి శరీరం వదిలిపెట్టిపోతే ఆ శరీరానికి సంబంధించిన బంధు బాంధవులందరూ ఏడుస్తారు, అట్లా ఏడిపించే దేవతలు ఇవి. అందుకని వీటికి రుద్రదేవతలు అన్నారు. ఆ తర్వాత 12 ఆదిత్య దేవతలని, సంవత్సరానికి 12 మాసాలు ఉన్నాయి చూడండి, వీటికి కూడా దేవతలని పేరు పెట్టారు. ఇవి చేసే ఘనకార్యం ఏమిటంటే మన ప్రాణాలన్నీ రోజు తీసుకుంటూ ఉంటాయి. 1 నెల రోజులు గడిస్తే కొంత ప్రాణం తగ్గు, కొంత ఆయువు తగ్గుతుంది. సంవత్సరం గడిస్తే కొంత ఆయువు, కొన్ని సంవత్సరాలు గడిస్తే కొంత పూర్తిగా పోతుంది. ఆదత్తే ప్రాణానిత్య ఆదిత్య, మన ప్రాణాలను ఎప్పుడు లాక్కుంటూ ఉంటాయి కాబట్టి వాటికి ఆదిత్య దేవతలని ఈ మాసాలకు పేర్లు పెట్టారు. ఇట్లా 31 ఇంద్రుడు, ఈ విద్యుత్కి ఇంద్రుడని పేరు కరెంట్కి. ప్రజాపతి యజ్ఞం, దీనివల్ల ప్రజలకు పోషణ జరుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, దీన్ని కూడా దేవత అన్నారు. యజ్ఞం వై ప్రజాపతి అని, ఈ విధంగా 33 దేవతలు. ఈ 33 దేవతలు ఎవరిలో ఉంటే భగవంతుల్లో, ఆయనే వీటన్నిటికీ ఆధారం. ఇందులో ఈ 33లో ఒక జీవుడు తప్ప మిగిలినవన్నీ జ్ఞానం లేని వస్తువులు. ఒక జీవుడికి మాత్రం జ్ఞానం లేదు. ఇక 32 దేవతలు జ్ఞానం లేని. ఈ జ్ఞానం కలిగినటువంటి జీవుడు వీడు దేవత. ఆ తర్వాత వీటన్నిటికీ ఆధారంగా ఉండే పరమాత్మ ఉన్నదే, అది పెద్ద దేవత అన్నిటికంటే, అధిదేవత, అధిష్టాన దేవత. అది పూర్ణ జ్ఞానం కలిగినటువంటిది. కొంచెం జ్ఞానం కలిగిన వాడు జీవుడు. జ్ఞానం కలిగిన దేవతలు రెండే మొత్తం 34 ఇంటిలోనూ, దేవుణ్ణి కూడా కలుపుకుంటే 34 అవుతాయి. ఈ 34 దేవతల్లో జ్ఞానం కలిగినటువంటి దేవతలు ఉపదార్థాలు రెండు, ఒకటి జీవుడు ఇంకోటి దేవుడు. ఇక తక్కినవన్నీ జడము, అంటే జ్ఞానం లేనివి. జ్ఞానం కలిగిన వస్తువులు వాడుకో, జ్ఞానం కలిగిన వాళ్ళు వాడుకోవడానికి పనికొచ్చేవి ఇవి, ఈ జడ పదార్థాలన్నీ. మనం జీవులం జ్ఞానం కలిగి ఉన్నాం, వాటిని మనం వాడుకోవడానికి పనికొస్తుంది ఇవన్నీ. వీటిని ఉపయోగించుకోవాలి. భూమిని ఉపయోగించుకుంటాం, జలాన్ని, అగ్నిని, వాయువును, ఆకాశాన్ని, అన్నింటినీ మనం వాడుకుంటున్నాం. వీటిని వాడుకోకుండా ఎవడు వీటిని పూజ చేస్తాడు, వాడు అజ్ఞాని. జ్ఞానం లేని వాడిని జ్ఞానం కలవాడు ఇట్లా పూజ చేస్తాడు అంటే ఒక విద్వాంసుడు ఒక మూర్ఖుని పూజ చేసినట్టు అవుతుంది. అది ఎవరన్నా ఒప్పుకుంటారా? జ్ఞానం లేనివాడు జ్ఞానం కలవాడిని పూజిస్తా. అసలు బుద్ధిగా జ్ఞానం లేకపోతే అవి వాడు ఉపయోగించుకుంటే ఉపయోగపడతాయి, లేకపోతే లేదు. ఇప్పుడు శివలింగం ఒక రూపుడు పత్రం లాంటిది పెడతారు, దాన్ని మనం రూపుడు పత్రంగా ఉపయోగించుకుంటే ఇది పిండి రూపడానికో లేకపోతే మినువులు రూపడానికో గారెలు చేసుకోవడానికో పనికి వస్తుంది. దాన్ని ఎక్కడన్నా పెట్టి దాని మీద పసుపు పోయండి, నీళ్లు పోయండి, మీద పువ్వులు వేయండి, ఆకులు వేయండి, అభిషేకాలు చేయండి, ఏం చేస్తుంది? అంతా దండగ. అది మనకేం ఉపయోగం? నిరుపయోగం అన్నమాట. పైగా మనం వేసిన వస్తువులన్నీ, ఈ పువ్వులు ఆకులన్నీ కుళ్ళి పాడైపోతాయి. మనం వస్తువును ఉపయోగించుకోవడం వదిలిపెట్టి ఉపయోగించుకోదగినటువంటి వస్తువులు పూజలు మొదలుపెట్టాం, వాటి వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు భూమిని పూజిస్తే ఏమిస్తుంది? దానికి ఇంత పసుపు కుంకుమ పెట్టండి, ఆకులు అలం పెట్టండి, పువ్వులు పెట్టండి, పూజలు చేయండి, అభిషేకాలు చేయండి, ఏమన్నా ఇస్తుందా? భూమిని వాడుకునే పద్ధతి ఏంటి? దున్నండి బాగా, అందులో ఉండి కలుపులు తీసేయండి, పదును పెట్టండి, బాగా ఎరువులు వేయండి, 4 మొక్కలు వేస్తే ఇంత ధాన్యం ఇస్తుంది నీకు. ఉపయోగించుకోవడం చేతయితే అది మీకు ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా భూమి దేవత అని చెప్పి దానికి పూజలు పునస్కారాలు చేస్తామనుకోండి, బొమ్మలకి చేసినట్టు ఏమి ఇస్తుంది? ఏమి ఇవ్వదు. ఇదంతా దండగ, పసుపు ఇంకా అంతా మట్టిపాలైపోతుంది. అందుకని మనము ఈ ప్రపంచంలో మిగిలిన దేవతలు 33లో జీవుడు తప్ప మిగిలిన వాటిని అన్నింటినీ వాడుకోవాలి. ఇక పూజించదగినటువంటి దేవత పరమాత్మ, ఎందుకంటే ఆయన పూర్ణ జ్ఞాని, మనం అల్పజ్ఞానులు. ఆయన పూర్ణ సుఖి, మనం అల్పసుఖులం. ఆయన పూర్ణ జ్ఞానం, పూర్ణ ఆనందం ఆయనలో ఉంది కనుక అది మనకు కావాలనుకుంటే ఆయన్ని ఆశించాలి. అందుకని సమస్త శాస్త్రాలు మనకు వేదాలన్నీ చెప్పేది ఏమిటి అంటే, వేదంలో మానవులకు కావలసినటువంటి ఇతర విజ్ఞానం ఉన్నది, భూగోళ శాస్త్రం ఉన్నది, హిస్టరీ ఉంది, గణితం ఉన్నది, అన్నీ ఉన్నాయి. అన్ని శాస్త్రాలు ఉన్నాయి. రసాయనిక శాస్త్రం ఉంది, ఆయుర్వేదం ఉన్నది, మరి ధనుర్వేదం ఉన్నది, యుద్ధాలు చేయాలి ఇట్లా, అన్ని విద్యలు ఉన్నాయి. కానీ అవన్నీ మన బ్రతుకు తిరుగు పనికి వచ్చి, కానీ మానవుడు తరించడానికి తెలుసుకోదగినటువంటి పదార్థం ఒక్క బ్రహ్మతత్వం తప్ప మరొకటి లేదు. అందుకని వేదాలన్నీ చెబుతాయి ఆ పరమేశ్వరుడే ప్రపంచాన్ని పుట్టించాడు, పోషించాడు, లయం చేశాడు, బ్రహ్మ ఇటువంటిదని మనకు వేదాంత శాస్త్రం చెబుతున్నది. ఆ సూత్రంలోనే దాని తర్వాత ఇంకొక మాట వస్తుంది, ఇంకా బ్రహ్మ ఎటువంటి వాడే అంటే శాస్త్రయోనిత్వాత్. శాస్త్రములకు యోని అంటే కారణం. శంకరాచార్యుడు ఈ మాటకు అర్థం రాస్తూ, ఈ సూత్రానికి అర్థం రాస్తూ, మహతః ఋగ్వేదాదేహి శాస్త్రస్య సర్వ విద్యోపబృంహితస్య సర్వార్థ ప్రదీపకస్య సర్వార్థ అవద్యోతిన సర్వజ్ఞ సర్వజ్ఞకల్పస్య మహతః ఋగ్వేదాదేహి శాస్త్రస్య యోనిహి కారణం బ్రహ్మ అని దానికి ఇంత పొడుగున అర్థం రాశాడు శంకరాచార్య. శాస్త్రయోనిత్వాత్ అని ఒకటే పదం అది. శాస్త్రములకు యోని, యోని అంటే కారణం అనే అర్థం. ఇప్పుడు చాలామంది నాస్తికులు కొందరు ఉన్నారు, వాళ్ళకి పదాలకి అర్థం తెలియనటువంటి వాళ్ళు. యోని అంటే పిల్లలు పుట్టే చోటు కూడా, ఆడవాళ్ళలో పిల్లలు పుట్టే చోటు ఉంటుంది చూడు, దానికి కూడా యోని అని పేరు. అట్లాగే దానికి భగవని కూడా పేరు ఉన్నది. ఈ భగం అనే దానికి, యోని అనే దానికి, ఈ నాస్తికులకు అర్థం ఇది ఒకటే తెలుసు, పిల్లలు పుట్టే చోట, ఇంకోటి తెలియదు. అందుకని భగవంతుడు అంటే మీ దేవుడికి ఎన్ని భాగాలు ఉన్నాయంట, వాళ్ళు తెలివితేటలు చూడండి. అట్లా లెక్చర్లు చెప్పి పరిహాసం చేయడం మొదలుపెట్టారు ఆస్తికుల్ని. చూడండి, వీళ్ళ భగవంతుడట, వీళ్ళ దేవుడు భగవంతుడట. భగవంతుడు అంటే యోనులు గలవాడు అన్నమాట. ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి. వాళ్ళు ఎంతటి అజ్ఞానులంటే వాళ్ళకి ఏమీ తెలియదు, పాపం సంస్కృత భాషలో అర్థమే తెలియదు వాళ్ళకి. భగశబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. భగవంతు యోని అని ఉన్నది, భగవంతు ఐశ్వర్యం అని ఉన్నది, భగవంతు ఉత్పత్తి స్థానం అని ఉన్నది, ఇవన్నీ వాళ్ళకేం తెలియవు. యోని అంటే మరి బిడ్డలు పుట్టే చోటుకు ఆ ఇంద్రియానికి పేరున్నది, కానీ యోని అంటే కారణం అని ఉన్నది. నిదానం, యోని, కారణం, ఇవన్నీ రీజన్, అర్థం వాళ్ళకి తెలియదు. అంచేత పిచ్చిగా ఈ నాస్తికులు వేద భాష తెలియదు, సంస్కృత జ్ఞానం ఉండదు, ఆస్తిక్యాన్ని పరిహాసం చేయడానికి ప్రారంభిస్తారు. మాకు తెలియదంటే అర్థం ఉన్నది, తెలియజెప్పడానికి ప్రయత్నం చేయవచ్చు, కానీ తెలియకపోయినా తనకంతా తెలుసునని చెప్పి తెలియని విషయాన్ని కూడా విమర్శించడం ఇది ఘోరంగా ఉంటుంది. వాళ్ళు ఎవరు చెప్పినా వినరు, మొండితనం. అలాగా శాస్త్రయోనిత్వాత అనే మాటకు శంకరాచార్యుడి అర్థం రాస్తాడు. శాస్త్రములు అంటే ఋగ్వేదాది శాస్త్రములు ఉన్నాడు. అవి ఎటువంటివి అంటే మహత చాలా గొప్పవి అన్నాడు. ఏమిటి అందులో ఉన్న గొప్పతనం అంటే అవి సర్వ విద్యోపబృంహితములు అన్నాడు. సర్వ విద్యలకు ఆకరం అని మన దయానందుడు రాస్తే నియమాలలో మీరు చదువుతారు కదా, సమస్త విద్యలకు పరమేశ్వరుడు ఆది, ఏమిటి ఆది ఏదో ఉంది అట్లా, ఆయన సమస్త విద్యలకు మూలం అంటే శంకరాచార్యుడు అంటాడు. సర్వ విద్య ఉపబృంహితములు, సర్వ విద్యలతోనూ ఉపబృంహితములు అంటే కూడుకుని ఉన్నాయి, అంటే వేదాల్లో సమస్త విద్యలు ఉన్నాయి అని. అంతేకాదు సర్వార్థావద్యోతిన, అర్థములంటే వస్తువులు, సర్వార్థావద్యోతిన సమస్త పదార్థములను అవద్యోతములు అంటే ప్రకటిస్తాయి, అంటే ప్రపంచంలో ఉండే పదార్థాల జ్ఞానం మనకు కలిగిస్తాయి అన్నమాట, ప్రకాశింపజేస్తాయి అంటే తెలిసేట్టు చేస్తాయి. ఇప్పుడు చూడండి, చీకటి కొట్టులో ఉన్నటువంటి వస్తువులను మనం తెలుసుకోవాలంటే దీపం పెడతాం. దీపం ఏం చేస్తుంది? ఆ వస్తువులను ప్రకాశింపజేస్తుంది. ప్రకాశింపజేయటం అంటే తెలిసేట్టు చేయటం అన్నమాట. అలాగా పరమేశ్వరుడు ఈ విద్యల వేదం ద్వారా మనకు సమస్త పదార్థాలని బోధిస్తాడు. అందుకని సర్వ పదార్థావద్యోతిన అంతేకాదట, సర్వార్థ ప్రదీపకస్య, సమస్త పదార్థములను ప్రకాశింపజేస్తుంది. అలాంటి ఋగ్వేదాది ఇంకా పైగా సర్వజ్ఞ కల్పస్య, సర్వజ్ఞుడు అంటే పరమేశ్వరుడు, కల్పం అంటే సమానం. ఈ శాస్త్రం అన్నది వేదశాస్త్రం, ఇది పరమేశ్వరునికి కల్పం సమానమైంది. పరమేశ్వరుని జ్ఞానం పరమేశ్వరునితో సమానంగా ఏమవుతుంది? అందుకని పరమేశ్వరునితో సమానమైనటువంటి ఋగ్వేదాదే మహత శాస్త్రస్య, ఈ గొప్ప శాస్త్రములకు యోని అంటే కారణం, అంటే ఈ శాస్త్రములను ఉత్పన్నం చేసినటువంటి వాడు ఎవడయ్యా, ఈ వేదాలను ఇచ్చినవాడు బ్రహ్మ అని, బ్రహ్మ ద్వారా మనకు ఈ వేదశాస్త్రాలు లభించినవని శంకరాది ఋషులు ఆచార్యులు అందరూ అంగీకరిస్తారు. దీన్ని ఎవ్వడూ వ్యతిరేకించాడు. ఇది మనసు మన పూర్వుల సంగతి మనకు తెలియక వేదాల గురించి ఎవరు వచ్చారని వాళ్ళ మాటలు చెబుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటాం. చదివిన వాళ్ళు ఎవరు ఇట్లా అనరు. ఇప్పుడు ఇంగ్లీష్ విద్యలు అవి చదువుకుని ఎవడో రాశాడు, ఏదో కొన్నవాళ్ళు గీతలు అట్లాగే ఇట్లాగని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇంగ్లీష్ వాళ్ళు చెప్పిన మాటలు విని. కానీ ఇప్పుడిప్పుడు లోకం గుర్తిస్తున్నది, రష్యా వాళ్ళు వేదాలను రీసెర్చ్ చేస్తున్నారు, జర్మనీ వాళ్ళు చేస్తున్నారు, ఎప్పటి నుంచో ఇంకా ఇంగ్లండ్లోనూ అమెరికాలోనూ అక్కడ ఇక్కడ ఏమిటి, జపాన్ వాళ్ళు ఏమిటి వేదాలు, ఇంత ప్రాచీన గ్రంథాలు ఉన్నవే, ఏమున్నది ఇందులో అన్ని, ఇప్పుడు వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మనకింకా బుద్ధి పుట్టలే, ఉన్నాయి మన దగ్గర, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఏమి ఉన్నదో మనకు తెలియదు అన్నారు. అటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. పైగా ఆ వేద ప్రచారం లేకపోవడం చేత అనేక అనర్థాలు, అనేక అజ్ఞానాలు మనల్లో వ్యాపించి భగవంతుడు అంటే ఏమిటో మనం చాలా దూరం అయిపోయినాం. ఇవన్నీ వేదంలో చెప్పిన మాటలు వేదంలో ఉన్నవో లేవో అని మీకు సందేహం కలగవచ్చు. ఏమో చెబుతున్నాడు అయినా, మనకు వేదాలు రావు కదా అని మీరు అన్నా సందేహపడవచ్చు. అందుకని మీకు తెలిసిన మీరు గీత ఎప్పుడు చాలా మాటలు విని ఉంటారు. ఈ గీతలో భగవంతుని గురించి కృష్ణుడు చెబుతాడు, నేను ఇప్పుడు వేదాల్లో చెప్పినట్లుగా భగవంతుడికి శరీరం ఉండదు, ఆయనకు కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, అపాణి పాదో జవనో గ్రహీత పశ్యత్య చక్షుస్స శ్రవణోత్య కర్ణ, ఆయనకు పాణి చేతులు ఉండవు, ఆయనకు పాదం ఉండదు, కానీ ఎక్కడ పడితే అక్కడ చూస్తాడు మనల్ని, ఎక్కడ పడితే అక్కడ తెలుసుకుంటాడు, ఆ తర్వాత కన్నులు లేవు చూస్తాడు, చెవులు లేవు వింటాడు. ఆయన అంతా తెలుసు, ఆయన్ని మనకు తెలుసుకోవడానికి వీల్లేదు. సవేత్తి వేద్యం నచత శాస్తివేత్త అని ఉపనిషద్ వాక్యాలు ఇవన్నీ మీకు వేదంలో రాత్రి మంత్రం చెప్పాను. భగవంతుడికి అకాయం అవ్రణం అస్నావిరగం శుద్ధం, భగవంతునికి శరీరం స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరం లేదు, కారణ శరీరం లేదు, ఈ మూడు శరీరాలు కేవలం జీవుడికి మాత్రమే ఉంటాయి, భగవంతునికి లేవు అని ఇట్లా వేదం చెబుతున్నది. ఇవన్నీ మీకు నేను చెప్పినప్పుడున్నా ఇప్పుడున్నా స్మరణకు వస్తున్నావే, ఇవి మరిచిపోతే మీరు దేవుడిని మర్చిపోయినట్లు. కనీసం ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకుంటే దేవుడు అంటే ఏమిటో మీకు తెలుస్తుంది. మీ పిల్లలు ఎప్పుడన్నా అడిగితే ఏం నానా దేవుడు దేవుడు అంటారు, ఎవడా దేవుడు అని అడిగితే ఇప్పుడు నాన్నలు అంతా ఏం చూపిస్తారు, గుళ్ళో తీసుకొని దేవుడు అంటారు బొమ్మను చూపించి. చిన్నప్పుడు కనుక నిజంగా దేవుడికి నమస్కారం చేయమంటే ఆ బొమ్మకే మొక్కుతాడు. వాడు ఇంగ్లీష్ కాస్త స్కూల్ ఫైన్లో చదువుకుని ఏబిసిడీలు రాగానే మా నాన్నకేం తెలియదని వీడికి బుద్ధి పుడుతుంది. నాన్నకి ఏబిసిడీలు రాగా వీడు డాడీ మమ్మీ నేర్చుకుంటాడు, నాన్నగారు చిన్నవాడైపోతాడు. కాస్త స్కూల్ ఫైన్ చదివేటప్పటికీ వాడు ఆలోచించడం మొదలు పెడతాడు. ఇక ఇంటర్మీడియట్లో చేరి రష్యన్ లిటరేచర్ చదివాడంటే ఇక చెప్పనక్కర్లేదు. ఆ చదువుకున్నవాడు ఏ గుళ్ళోకి పోయి ఈ బొమ్మని దేవుడు అంటాడు ఏమండి వాడు అడగడం మొదలు పెడతాడు. అప్పుడు ఏం చెబుతారు మీరు, ఏం చెప్పలేరు. అందుకని వాళ్ళు నాస్తికులు అయిపోతున్నారు. ఏ తల్లి తండ్రి తన బిడ్డలు నాస్తికుడు కావాలని అనుకోరు, వాడు ఆస్తికుడు కావాలి, వినయ విధేయతలో ఉండాలి, మనకు సేవా శుశ్రూషలు చేయాలి, బుద్ధిమంతులు నింపించుకోవాలి, ప్రపంచంలో వాడికి పేరు ప్రతిష్ట కావాలి అని ప్రతి తల్లిదండ్రులు కోరతారు. దానికి విరుద్ధంగా తయారవుతున్నారు. కారణం ఏమిటి, వాళ్ళకి మీరు చెబితే వాళ్ళకి చెప్పవలసిన విషయాలు మీకే తెలియవాలి. అందుకని చిన్నప్పుడు ఏదో బొమ్మను చూసి దేవుడు అనుకున్నా తర్వాత అనుకోలేడు వాడు చదువు వచ్చిన తర్వాత, అది బొమ్మని వాడికి తెలుస్తుంది. అందువల్ల మనం ఈ విషయాలు మనం దేనిని మంచి అనుకుంటున్నామో, దేనివల్ల మానవ జాతి మరి మంచి స్థితిలో ఉంటుందో, దేనివలన మానవ జాతి నాగరికత కలిగింది అనిపించుకుంటుందో, విజ్ఞానం కలిగింది జ్ఞానం కలిగింది అనిపించుకుంటుందో, ఆ జ్ఞానం మనకు ఉండాలి. మనం మన పిల్లలకు అవకాశం దొరికినప్పుడల్లా చెబుతూ ఉండాలి. అందుకు ఇది అవసరం. మరి వేదాలు శాస్త్రాలు మీరు చూడకపోతున్నాయి, మీరు వినకపోతున్నాయి, ఎప్పుడన్నా ఇట్లా హరి సమాజికులు చెబితే అప్పటి వేదం పేరు వినటం వేద ఎవరికి తెలుసు, మనకు ఎవరికే తెలియదు. కానీ భగవద్గీత ఏదో ఎప్పుడన్నా చూచుంటారు, తెలుగులో అన్నా చూచుంటారు, ఎవరన్నా చెబుతుంటే విని ఉంటారు. ఈ భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడి గురించి చెబుతాడు. చూడండి, మనం ఈ జీవితంలో తెలుసుకోవాల్సింది ఏమిటి అని అతనికి చెప్ప మొదలు పెడతాడు. కళ్ళు కనపడాలి, ఏం చేయాలి, నోటికి ఏదో కొంత వచ్చును కానీ అంతా రాదు. కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, ఇదంతు తే గుహ్యతమం గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే. నాకు వినపడితే చాలు లేదు, అందరికీ వినపడక్కర్లేదు. అర్జునుడు కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, ఇదంతు గుహ్యతమం ప్రవక్ష్యామి, నీకు నేను చాలా రహస్యమైన విషయం చెబుతున్నాను రా నాయన అన్నాడు. అందులో వక్ష్యామని చెబుతున్నాను, ప్రవక్ష్యామంటే బాగా చెబుతాను నీకు తెలిసేట్టు. ఎందువలనంటే నీవు చాలా మంచివాడవు. ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయది, అంతేగా. జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం యజ్ఞాత్వా మోక్షిసే అశుభాత్, అంతేగా. నేను నీకు చాలా రహస్యమైన విషయం చెబుతున్నాను నాయన అన్నాడు. కానీ నువ్వు వినాలి, అసూయ లేకుండా వినాలన్నాడు. అనసూయవే, అసూయతో నువ్వు కొడుకులు ఉంటే నేను చెప్పను. ప్రాచీనులు మనకు చదువులు చెప్పేవాళ్ళు ఉన్నారు, ఈ గురువులు అసూయాది గుణ దుర్గుణాలు ఉన్న వాళ్ళకి చదువులు చెప్పేవాడు కారు. ఎందుకు అంటే ఒకసారి విద్యా దేవత ఊరికే కల్పన, విద్యా దేవత అనేది మనుష్య రూపం ధరించి బ్రాహ్మణుడి దగ్గరికి పోయిందట. విద్యాహవై బ్రాహ్మణం అజగామ నిరుక్తంలో రాస్తాడు నిరుక్తకారుడు యాస్కాచార్యుడు. విద్యా అని ఆవిడ బ్రాహ్మణం ఆజగామ ఓ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళిందట. బ్రాహ్మణుడు అంటే చదువుకున్నవాడు, వేదశాస్త్రములు చదువుకున్నవాడే బ్రాహ్మణుడు. బ్రహ్మ అంటే వేదం, బ్రహ్మశబ్దానికి అర్థం వేదం, బ్రహ్మశబ్దానికి అర్థం జ్ఞానం, బ్రహ్మానికి అర్థం పరమేశ్వరుడు. ఈ మూటిని తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు అని అర్థం. బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మడికి బ్రాహ్మణికి పుట్టినవాడు కాదు. అసలు శబ్దానికి అర్థం అది. బ్రహ్మ అనగా వేదం, ఈశ్వరుడు, జ్ఞానం, జానాతి, వీటిని ముట్టిని ఎవడు తెలుసుకుంటాడో వాడు బ్రాహ్మణుడు. అటువంటి వ్యక్తి దగ్గరికి పోయింది ఎవరు, విద్య. విద్యాహవై బ్రాహ్మణ మాజిగామ, నమస్కారం చేశాడు. విద్యాదేవత వచ్చింది, అమ్మా ఏమి ఎందుకు వచ్చావు? గోపాయమ్మ నాయన నన్ను రక్షించాలి అన్నది. గోపాయ అంటే రక్షించు. ఎవరిని? మా నన్ను. గోపాయమ్మ నన్ను రక్షించు నాయన అనేది. ఏమిటి తల్లి, నేను బ్రాహ్మణి, బీద బ్రాహ్మణి, నా దగ్గరే ఉంది కత్యా కటారా, లేక విలునములా, లేకపోతే ఆటం బాంబులా, లేక హైడ్రోజన్ బాంబులా, ఏమున్నాయి? నేను నిన్నెట్లా రక్షిస్తాను, నీకు వచ్చిన ఆపదేమిటి అని అడుగుతాడు. ఇంకెవడన్నా కాస్త ధనవంతుడితో మరి బలవంతుడి దగ్గరకు వెళ్ళినాయనా అంటు అమ్మా అంటాడు. అంటే నా నేను అట్లా పోవాలని అంటుంది. మరి స్వామి మరి ఏం చేయాలి తల్లి అంటే, నన్ను నువ్వే రక్షించాలి. ఎందుకు నేనే నిన్ను ఎదురు రక్షించాలి? ఏమన్నా నీకు రుణపడి ఉన్నానా? అంటే కాదు నైనా, సేవధిష్ఠేహమస్తి, సేవధిష్ఠేహమస్మి, నేను నీ సేవతిని, నీ ధనాన్ని, నేను నీకు సేవధిషేధమని. సేవధి అంటే మనం ధనాన్ని దాచిపెట్టుకుంటాం చూడండి, దానికి సేవధి అని పేరు, సంపాదించి దాచిపెట్టుకునే ధనానికి నిధి అన్నమాట. నేను నీ నిధిని, నీ ధనాన్ని, అందుకని నీవే నన్ను రక్షించాలని. బ్రాహ్మణుడికి విద్య ధనం అన్నమాట. ఇప్పుడు బ్రాహ్మణులను చెప్పుకునే వారికి ఏం ధనం ఉన్నదో మీకు అందరికీ తెలుసు. మనకున్న ధనాలే వాళ్ళకి ఉన్నాయి. మన దగ్గర ఎట్లా రాగద్వేషాలు, మన దగ్గర ఎట్లా అవకతవకలు, మన దగ్గర ఎట్లా అన్యాయాలు, అత్యాచారాలు ఉన్నాయి, అవే వాళ్ళకి ధనం. ఇవాళ బ్రాహ్మణుడు చెప్పుకునేవాడు వింత ఏం లేదు, అందులో గొప్పతనం ఏం లేదు ఎవరిలో. చెప్పుకోవడానికి మాత్రమే బ్రాహ్మణుడు. సోకాల్డ్ బ్రాహ్మిన్స్ అని అప్పుడప్పుడు వాళ్ళని అంటూ ఉంటారు ఇంగ్లీష్లో. మన సంస్కృతంలో పేరు లేదా ఎందుకు ఇంగ్లీష్లో అంటున్నారంటే ఉన్నది, అది మీకు తెలియదు. అందుకని ఇప్పుడు చెబుతా గుర్తుపెట్టుకోండి, సోకాల్డ్ బ్రాహ్మిన్స్ అంటే సంస్కృతంలో చెబితే బ్రాహ్మణ భ్రువులు అంటారు. బ్రాహ్మణ భ్రువుడు అంటే బ్రాహ్మణం, అబ్రాహ్మణం, బ్రాహ్మణమితి మన్య బ్రవీతి, తాను బ్రాహ్మణుడు కాకపోయినా బ్రాహ్మణుని చెప్పుకునేవాడు అని అర్థం. అట్లా ఈ సోకాల్డ్ బ్రాహ్మిన్స్ వాడి దగ్గరికి పోవడానికి వాడి దగ్గరే ఉంది విద్య, వాడి దగ్గరికి పోనే పోదు. నాటి బ్రాహ్మణుడి దగ్గరికి పోయి వీడు అంటుంది, సేవధిష్ఠేహమస్మి, నాయనా నేను నీ ధనాన్ని కాబట్టి నీవే నన్ను కాపాడాలంటుంది. తల్లి నేను ఎట్లా నిన్ను కాపాడేది, నాకేం అర్థం కావట్లే, అది కూడా చెప్పు ఎట్లా కాపాడాలనో అంటుంది. ఏం లేదు నాయన, నువ్వేం కష్టపడక్కర్లేదు నన్ను కాపాడాలంటే, కత్తులక్కర్లేదు, ఘటాలు అక్కర్లేదు, ఆటం బాంబులు అక్కర్లేదు, ఏ బాంబులు అక్కర్లేదు, అణు బాంబులు అక్కర్లేదు అన్నది. మరి తల్లి ఎట్లా నిన్ను రక్షించటం? అసూయకాయ అనృజవే అయతాయ నమాదద్యాహ. ఏం లేదు నాయన, ఎవడు అసూయ గలవాడవుతాడో, గౌరవలేనితనం ఎవడో ఉంటుందో, రుజుత్వం సరళత నిష్కపటత లేకుండా ఎవరిలో నిష్కపటత అనేది ఉంటుందో, కపటం లేనివాడు ఉంటాడో. ఆ తర్వాత అనృజవే సరళత, సీధ, ఏమి మోసం ఉండకూడదు, లోపలేదు ఉంటో అది చెప్పాలి. అటువంటి వాడిని సరళ స్వభావం అంటారు. అలాంటి స్వభావం కలవాడికి నన్ను నీవు చెప్పు, అప్పుడు నేను రక్షించబడతా, అంతకంటే నీవు నాకు చేయవలసింది ఏం లేదు పొమ్మన్నాడు. అందుకని విద్య ఎవరికి చెప్పాలి అనేది మనకు ప్రాచీన సంప్రదాయం. అసూయాది దోషములు, రాగద్వేషాలు, ఇంకా చెడ్డగుండు లేనటువంటి విద్యార్థులు ఉంటారు. అయతాయ అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అని యమములు ఉన్నాయి. ఇతరులను హింసించేవాడికి చదువు చెప్పకూడదు అంటుంది వేదం. ఆ తర్వాత బ్రహ్మచర్యం కాపాడుకోలేని వాడికి చదువు చెప్పకూడదు అంటుంది. అందుకని ప్రాచీన కాలంలో చదువుకున్నంతకాలం వాడు బ్రహ్మచారిగా ఉండి తీరా, గృహస్థులకు చదువు చెప్పే కాలం పోయింది. ఎప్పుడు లేదు అసలు మనకు. ఇప్పుడు పిల్లవాడు స్కూల్లో చదువుతుంటే నాలుగో తరగతిలో పెద్ద ఆయనేమో కాలేజీలో చదువుతుంటే తండ్రి, వీడు బిడ్డ తండ్రి, వీడు చదువుకుంటాడు, ఏం చదువుతాడు వాడు మొత్తం. ఆ చదువులు బ్రహ్మచర్యం లేని వాడికి చదువు రాదు. బ్రహ్మచర్యం అంటేనే అసలు జ్ఞానం గట్టిపరుచుకోవటానికి అన్నమాట, ఆ యోగ్యత వాడికే ఉంటుంది. రోజు వీర్యాన్ని పోగొట్టుకుని ఒకటి దుర్బలుడైపోయేవాడికి ఏం గుర్తుంటుంది? ఎన్నాళ్ళు చదివినా ఒక శ్లోకం రాదు వాడికి. అందుకని చదువుకు బ్రహ్మచర్యం కాలం నిర్ణయం చేశారు మన పూర్వులు. మన 100 సంవత్సరాలు బ్రతికితే కనీసం 25 సంవత్సరాలు వచ్చేదాకా పెళ్లి పేరంటం, ఈ సంసార గొడవలు ఏమీ పెట్టుకోకుండా కేవలం చదువులు వాడి జీవితం గడపాలి, వాడిని బ్రహ్మచారి అంటారు. అట్లాగే బ్రహ్మచారిని, ఇది ప్రాచీన కాల పద్ధతి. అందుకని బ్రహ్మచర్యాది ఈ నియమాలని, యమాలని ఎవడు పాటించడో వాడు అయతుడు, వాడు యతి కాడు. నియమిత జీవనం వాడికి తెలియదు. అటువంటి వాడికి నన్ను చెప్పవద్దు నాయన, ఇంటే నువ్వు చేయవలసిన పని అని చెప్పి. అందుకని విద్యలు చెప్పేటప్పుడు అసూయాది దోషాలున్న వాళ్ళకి చెప్పకూడదు. కృష్ణుడు అదే అంటాడు, గుహ్యం ఏంటి, అనసూయవే, అసూయ లేనటువంటి వాడు కాబట్టి నీకు నేను చెబుతున్నాను అన్నాడు అర్జునుడు. అసూయారహితుడు అన్నమాట, అందుకని రహస్యం నేను నీకు చెబుతున్నాను అన్నాడు. చదువు అట్లా తిన వాళ్ళకే వస్తాయన్నమాట. ఆ తర్వాత అందులో ఇక్కడ చెబుతున్నది ఏమిటి, ఏం చెబుతానన్నాడు చివరికి రెండో పదం అన్నా శ్లోకంలో రెండో పదం, జ్ఞానం విజ్ఞాన సహితం, విజ్ఞానంతో కూడిన జ్ఞానం ఏమిటో అది నీకు చెబుతున్నానన్నా. యజ్ఞాత్వ ఏది తెలుసుకుంటే అశుభాత్మోక్షసే, నీకు అశుభం అధర్మం అంటూ ఏమి ఉండదు. అశుభాన్ మోక్షసే అంటే నీవు మోక్షాన్ని పొందగలుగుతావు అని అర్థం. ఈ దుఃఖాలన్నీ తప్పిపోయి, ఈ కష్టాలన్నీ తప్పిపోయి నీవు సుఖంగా ఉండేటువంటి స్థితి నీకు కలుగుతుంది. అటువంటి జ్ఞానం నీకు చెప్పదలుచుకున్నా, అది కూడా విజ్ఞానంతో కూడినటువంటిది. జ్ఞానము విజ్ఞానము రెండు పదాలు ఇవి. విజ్ఞానం అంటేనేమో ఈ ప్రపంచ పదార్థాలకు సంబంధించినటువంటి జ్ఞానం, దాన్ని విజ్ఞానం అంటారు, దానికే తత్వజ్ఞానం అని కూడా అంటారు. ఈ తత్వజ్ఞానాన్ని మోక్ష, ఈ ప్రపంచ జ్ఞానం లేని వాడికి కూడా మోక్షం లేదు. సామాన్యంగా మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం తెలుసుకున్నప్పుడే మనం దీనిలో బ్రతకడానికి పనికి వస్తాం. అది తెలియని వాడు బ్రతకలేడు. ఈ ప్రపంచంలో పదార్థాలు సంపాదించుకునే కదా మనం బ్రతికేది. ఆ పదార్థాలు ఏవి మనకు ఉపయోగకరములో, ఏవి కావో, వీటిని ఎట్లా ఉపయోగించుకోవాలనో తెలిసిన వాడే ఈ ప్రపంచంలో బ్రతకగలుగుతాడు. అందుకు అసలు అవసరం ప్రపంచాన్ని తెలుసుకోవటం. కానీ అంతవల్ల కేవలం జరిగేది ఏమిటంటే మనకు జీవనోపాధి మాత్రమే జరుగుతుంది, బ్రతుకగలుగుతాం. బ్రతికేది దీనికి, ఏం బ్రతకపోతే, 100 సంవత్సరాలు బ్రతకపోతే ఏం ప్రమాదం వచ్చింది, ఇవాళే రావకూడదు అని ఎవరు నన్ను అడిగితే వాడు కోపం వస్తుంది అనుకోండి, నేను నువ్వు చావు, నీ తాత చావు, నీ ముత్తాత చావాలంటాడు. కానీ ఏం, నువ్వు ఇవాళ చచ్చిపోతే వచ్చే నష్టం ఏమిటి, ఈ భూమికి ఏమన్నా భారం తగ్గుతుంది కానీ ఏం నష్టం వస్తుంది అని అడిగితే వాడు ఏం చెప్పలేడు పాపం. కానీ బ్రతకదలుచుకుంటున్నావు, ఎందుకు బ్రతకదలుచుకుంటున్నావు, ఈ బ్రతుకు దేనికి అంటే కేవలం బ్రతకడానికి కాదు. అట్లయితే పశువులు బ్రతుకుతున్నాయి, పక్షులు బ్రతుకుతున్నాయి, శ్రీములు కీటకాలు అన్నీ బ్రతుకుతూనే ఉన్నాయి, నువ్వు బ్రతుకుతున్నావు, ఏమిటి తేడా. అవి కూడబెట్టుకోకుండా, వస్తువులు కూడబెట్టుకోకుండా బ్రతుకుతున్నాయి. నువ్వు నానా అవస్థలు పెట్టి కూడలు పెట్టుకుని అది వదిలిపెట్టి కూడబెట్టడానికి అవస్థపడతావు, రక్షించుకోవడానికి అవస్థపడతావు, చివరికి చచ్చిపోయేటప్పుడు వదిలిపెట్టిపోతూ ఏడుస్తూ వస్తావు. వాటికి మనకు తేడా ఇది, బ్రతకడానికి అందరం బ్రతుకుతూనే ఉన్నాయి, అవి బ్రతుకుతున్నాయి, మనం బ్రతుకుతున్నాం. గడ్డివే ఉన్నా దానికి ఏమి ఇష్టం లేదు, అది ఒకనాడు తినదు. ఓ పశువుకి చచ్చిపోతే అయ్యో ఇంత గడ్డివే ఉన్నది నేను తినకుండా చూస్తున్నానని ఆడవదు. ఓ ధనవంతుడు 100,000, 4 లక్షలు ఇంట్లో పెట్టుకుని చూస్తుంటే అది ఏమైపోతుందని ఏడుస్తూ చూస్తాడు, చావకే తప్పదు. అందుకని వాటికి మనకు తేడా, అవి బ్రతుకుతాయి సుఖంగా బ్రతుకుతాయి, మనకు సుఖంగా బ్రతకడం కూడా రాదు. కాబట్టి బ్రతుకు కొరకైతే ప్రయోజనమేం లేదు. బ్రతికేది దేనికంటే ఈ బ్రతుకులోనే భగవంతుని తెలుసుకోవాలి మనం. అందుకు అసలు మానవ జీవనం, అది లేని నాడు ఈ బ్రతుకు నిరర్థకం. ఎప్పుడు చచ్చినా ఒకటి, ఈ క్షణంలో చచ్చినా నష్టమేం లేదు. చచ్చిపోతే ఇంత భూమికి భారం తగ్గుతుంది, కుటుంబ నియంత్రణ చేయకుండా పోతాం మనం, అక్కర్ లేకుండా పోతుంది. ఎక్కువైన కొద్దీ కుటుంబ నియంత్రణ అవసరం అవుతుంది. అందుకని మనుష్యుడు బ్రతికేది దేనికి అంటే కేవలం బ్రతుకు కోసరం కాదు. మనమంతా తినడానికి బ్రతుకుతున్నాం, బ్రతకడానికి తినడంలే. బ్రతకడానికి తినాలి అంటే ఎంత కావాలి, ఈ కొడబెట్టుకున్నదంతా తింటున్నామో చచ్చలేదు, పెళ్ళాము, బిడ్డలు, మనవలు, కొడుకులు, కోడళ్ళు అందరు తినగా కూడా ఇంకా మిగిలి ఉంటుంది మనం సంపాదించేది. కొందరు ఇళ్లలో కొందరికి అవసరం తినడానికి లేదనుకోండి, వాళ్ళ సంగతి వేరు. అట్లా మనం ఎక్కువ మంది ధనవంతులు ఉన్న వాళ్ళు అనుకునే వాళ్ళంతా ఉన్నారే, వీళ్ళు కేవలం తినడానికే బ్రతుకుతున్నారు, బ్రతకడానికి కాదు వీళ్ళు తినేది. బ్రతకడానికి మాత్రమే తినాలి మనం. ఎందుకు బ్రతుకు అంటారు, బ్రతికితేనే మనం భగవంతుని తెలుసుకోవాలి, చచ్చి సాధించలేము. అందుకని ఈ జీవితంలో భగవంతుని తెలుసుకోవడం, అలాంటి జ్ఞానం మనకు అవసరం. భగవత్తత్వాన్ని తెలుసుకోవడానికి ఏ జ్ఞానం అవసరమో ఆ జ్ఞానం నీకు చెబుతున్నానన్నాడు. ఏమిటయా అంటే ఆ జ్ఞానం, భగవంతుని తెలుసుకోవాలంటే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుని వీటిని మనం సంపాదించుకోవాలి. మామూలుగా జ్ఞానం అంటే వస్తువుని ఇదిగో ఇది ఫలాన వస్తువు, ఇది ఫలాన వస్తువు, ఇది ఫలాన వస్తువు అని తెలుసుకోవడమే జ్ఞానం. కానీ ఇక్కడ అది చెప్పడంలే, ఆ జ్ఞానం కాదు చెప్పేది, గీతలో చెప్పేది. కృష్ణుడు ప్రత్యేకించి ఈ జ్ఞానం అనే పేరుతో మనం ఏ ఏ గుణములను సంపాదించుకుంటే, ఎటువంటి ఆచరణ కలవాళ్ళం అయితే భగవంతుని తెలుసుకోగలుగుతున్నాం, వాటిని జ్ఞానపదంతో చెబుతున్నాడు ఇక్కడ. ఏమిటి అంటే అమానిత్వం. మనుష్యునికి మానవ అభిమానం ఉంటుంది చూడండి, అది ఉండకూడదట భగవంతుడు కావాలనుకున్న వాడికి. మనుష్యంలో అభిమానం గర్వం ఉంటే వాడు భగవంతుని తెలుసుకోలేడు, నన్ను మించిన వాడు ఇంకెవడున్నాడు అనుకుంటాడు హిరణ్యకశిపుల్లాగా. అందుకని అమానిత్వం మనలో ఈ అభిమానం దర్పంగం అనేది లేకుండా పోవాలి. తర్వాత అదంభిత్వం, దంభం అంటే ధార్మికుడు కానివాడు తను ధార్మికుడు అనుకునేటువంటి వేషానికి దంభం అంట. కొంతమంది రాముడు అంటే భక్తి లేదు పడవలు లేదు ఏం లేదు, కానీ రాముడి పేరు అచ్చు వేసినటువంటి శాలువ కప్పుకుని తిరుగుతూ ఉంటాడు. దాని మీద రాముడి బొమ్మలు రాముడి పేర్లు ఉంటాయి. చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు, ఎంత రామ భక్తుడు అనుకుంటారు, లేకపోతే గుడ్డ చూడు అంతా రాముడితో రంగు వేసుకున్నాడు అనుకుంటారు. అది చూసి అందరూ అనుకుంటాడు వీడు రామభక్తుడని. వాడికి రాముడు అంటే ఏమిటి తెలియదు, రాముడి మీద భక్తి లేదు. పైకి ఇతరులకు తాను ధార్మికుడు అని అనిపించుకోవడానికి వేషం వేసుకుంటాడు. చాలామంది పెద్ద పెద్ద పంగనాలు ఇంటి నిండా పంగనాలు పెడతారు కొత్త వైష్ణవులు. అదంతా విష్ణు మీద భక్తి కాదు, పొడు కాదు, తను వైష్ణవుడని అందరూ అనుకోవాలి. విష్ణు భక్తి భక్తి గల వాడని అనుకోవాలి, అందుకు పెద్ద పెద్ద పంగనామాలు పెట్టుకుంటాను. ఇటువంటి స్థితిని అధార్మికుడై ఉండి తాను ధార్మికుడు అనుకోవటానికి నటించే నటనలు, దాన్ని దంభం అంటారు. అటువంటి దాంభికుడు పనికిరాడు భగవంతుడిని తెలుసుకోవటానికి. అమానిత్వం, అదంభిత్వం, అహింస. మనుష్యుడు భగవంతుని తెలుసుకోగలిగినటువంటి వాడు, భగవంతుడు దయాళు, ఆయనలో హింసాభావం లేదు. మనలో ఉన్నటువంటి హింసాభావం కూడా పోగొట్టుకోవాలి, అప్పుడే భగవంతుడు మనకు దగ్గరకు వస్తాడు. లేకపోతే రాడు, తెలియబడడు. దగ్గరకు రావడం అంటే ఇప్పుడు దగ్గరే ఉన్నాడు, తెలియబడ్డాడు అని అర్థం. ఉండి కూడా తెలియబడ్డాడు, ఎందుకంటే మనలో అహింస లేదు, హింసాభావం మనలో ఉంది. మనల్ని చూచి ప్రతి వాళ్ళు భయపడుతూ ఉంటారు, మనం ఇతరులకు భయపడుతూ ఉంటాం. ఏ వ్యక్తిని చూచి ఇతరులు భయపడతారో వాడిలో హింసాభావం ఉంటేనే వాడికి భయం కలుగుతుంది, లేకపోతే భయం ఉండదు. భయం కలిగింది అంటే అర్థం ఎవరిని చూసి మనం భయపడుతున్నామో వాడిలో శత్రుత్వం, హింసాభావం మనలో ఉంది, వాడిలో ఉన్నదన్నమాట. అట్లా మనల్ని చూసి ఎవళ్ళు భయపడకుండా ఉండేటువంటి అభయత్వం మనలోకి రావాలి. భయం లేకుండా పోవాలి మనల్ని చూచినప్పుడు. అప్పుడు ఇది ఎప్పుడు కలుగుతుంది? మనలో హింసాభావం పోవాలి. హింసాభావం పోవాలంటే ఏం చేయాలి? ప్రేమించాలి. తల్లి తన బిడ్డలను ప్రేమించినట్టు అందరి బిడ్డల్ని ప్రేమిస్తుంది అనుకోండి, ఆ తల్లిని చూచి ఎవడు భయపడ్డాడు ప్రపంచంలో? అది అహింస అంటే అర్థం. ఎవరిని హింసించడం, ఎవరిని ద్వేషించడం లేకుండా ఉండాలి. అహింస అనే పదానికి వ్యాస మహర్షి అర్థం చెప్పాడు. ఏమని? సర్వదా సర్వథా సర్వభూతానాం అనభిద్రోహ అహింస అన్నాడు. ఇంత పెద్ద పొడుగు మాటలతో చెప్పాడు, ఎట్లా గుర్తుంటాయి? మీరు చదువుకున్న వాళ్ళు ఇలాంటి లెక్చర్లు విన్నప్పుడు వచ్చి రాసుకోవాలి. మళ్ళీ మళ్ళీ మీకు ఎవరు చెప్పరు, ఎక్కడో శాస్త్రాలు చదువుకుంటే కానీ తెలిసి సాగలే ఇవి మాకు. ఒకసారి వింటే గుర్తుండవు, ఇవి అన్నీ కొత్త మాటలు కదా, భాష కృత. అందుకని లెక్చర్లు వినడానికి వచ్చేవాళ్ళు ఎవరన్నా కొంచెం జ్ఞాన విశేషాన్ని బోధించేటప్పుడు నోట్బుక్ పెట్టుకోవాలి. దాంతో మీకు చాలా జ్ఞానం. మేము ఎన్నో సంవత్సరాలు అక్కడక్కడ తిరిగి సంపాదించుకున్న పుస్తకాలు వెతికి వెతికి సంపాదించుకున్నవన్నీ ఇప్పుడు చెబుతుంటాం. మీరు అంత సంపాదించాలంటే నా అలాగే ఎన్ని రోజులు తంటాలు పడాలి. ఈ శ్రవణం వల్ల వచ్చే లాభం ఇది. ఎందుకు సభలు పెట్టి వినిపించడం, వినడానికి వచ్చేవాళ్ళు ఎందుకు వస్తున్నారంటే, చదివి సంపాదించడానికి చాలా కాలం పెట్టినటువంటి జ్ఞానం మేము ఇతరులకు కొద్ది మాటల్లో చెప్పేసేస్తాం. అది ఎక్కడెక్కడి నుంచో సంపాదించాల్సి వస్తుంది. అట్లాగే వ్యాసుడు అహింసను గురించి చెప్పాడంటే వ్యాసుడు రాసిన గ్రంథం చదవాలి. ఎక్కడ చదువుతారు మీరు? తెలుగులో లేవు, అవి సంస్కృతంలో ఉంటాయి, సంస్కృత భాష రావాలి. వచ్చిన ఆ పదం ఆ శాస్త్రం చదవటానికి తగిన యోగ్యత ఉండాలి. అందుకని పతంజలి మహర్షి చెప్తాడు ఆయన అహింస అంటే ఏమిటి ఆయన అంటే, వ్యాసుడు చెప్తాడు సర్వదా సర్వధా సర్వభూతానాం అనభిద్రోహ. సర్వదా అంటే ఎల్లప్పుడు, సర్వధా అంటే అన్ని విధాల, అనభిద్రోహం అంటే వైరభావం లేకుండా ఉండటం. ఎవరికి? సర్వభూతానా, ఏ ప్రాణి విషయంలోనూ, మనుషుల్నే కాదు. యేసుక్రీస్తు తోటి మానవుణ్ణి ప్రేమించమంటాడు. మన శాస్త్రాలు ఎట్లా చెప్పవు, ప్రాణులను అన్నిటినీ సర్వభూత హితే రథ, సమస్త ప్రాణులకు హితం చేయాలి మనం. సమస్త ప్రాణులను అసూయభావం లేక ద్వేషభావం లేకుండా చూడాలి. మాహిగుంసీ సర్వభూతాన్ని వేదం చెబుతుంది. నైనా నువ్వు ఏ ప్రాణిని హింసించవద్దు, అజాం మాహిగుంసి అవిమ్మాహిగుంసి గాం మాహిగుంసి అశ్వం మాహిగుంసి నీ గుర్రాన్ని చంపి హింసించవద్దు, గోవుని హింసించవద్దు, మేకని హింసించవద్దు అని ఇట్లా పేరు పేరు చెప్పి ఎన్నెన్ని చెబుతాను చివరికి అంటున్నాడు. మాహిగుంసి సర్వాభూతాన్ని, సర్వాభూతానంటే సమస్త ప్రాణులను మాహిగుంసి హింసించవద్దు నువ్వు. ఇది మనకు వేదం చెబుతున్నటువంటి అహింసావాదం. ఈ అహింసావాదం మనకు రావాలి. అయితే ఎట్లా నువ్వు హింసించకుండా ఉండాలనేది కూడా చెబుతుంది. నువ్వు ఎవరిని హింసించదలుచుకోలేదో వాళ్ళని ఎట్లా చూడాలి? ఎప్పుడు హింస లేకుండా పోతుంది? మిత్రస్య చక్షుషా సర్వాణి భూతాన్ని సమీక్షంతాం. నువ్వు మిత్రుడి దృష్టితో చూడాలన్నాడు. నువ్వు నీ స్నేహితుడిని ఎట్లా చూస్తావు? వాడి మీద ఎప్పుడైనా ద్వేషం కానీ వాడి మీద ఎప్పుడైనా కోపం కానీ మీకు వస్తుంది రాదు. వాడు మిత్రుడు, స్నేహితుడు, ఎంతో ప్రేమభావం మైత్రి ఉంటుంది వాళ్ళలో, మిత్రభావంతో వాడిని చూస్తావు. అట్లా సర్వాణి భూతాన్ని మిత్రస్య చక్షుష, మిత్రుని కంటితో చూడమంటాడు వేదం చెబుతుంది. అంటే అందరినీ ప్రేమించాలి. ప్రేమించితేనే హింసాభావం మనం లేకుండా పోతుంది. భగవంతుడి కొరకు అట్లా మనం అహింసకులకు కావాలి. ఈ చిన్న జానుడు పొట్ట నింపుకోవడానికి ఎన్ని జంతువులను చంపి తింటున్నాం, ఎన్ని పక్షులను చంపి తింటున్నాం, ఎన్ని గుడ్లను పొట్ట పెట్టుకుంటున్నాం, అందులో అన్ని రోగాలే పైగా. ఈ పొట్ట ఆకువలను తిన్నా బ్రతుకుతాం మనం. ఇంత ధాన్యం ఉన్నది మన దేశానికి, ఏం కొరత లేదు. ఇది ఇంగ్లాండ్ కాదు, అక్కడ ఏం ధాన్యం ఏ పండదు. వచ్చి మనకు కావలసినంత ధాన్యం, ఆకులు, అలమ, కంద, గడ్డ ఇవన్నీ ఉన్నాయి. జంతువులను చంపి తినవలసిన అవసరం ఏం లేదు మనకు. అయినా మనం చాలా హింసకులం అయిపోయినాం. ఇవాళ మన ప్రభుత్వం అంతా మనల్ని వాళ్లే పోషిస్తున్నట్టుగా, మేము మిమ్మల్ని పోషించలేము కాబట్టి మీరు చేపలు తినండి, జల్లలు తినండి, పశువులను తినండి, పక్షులను తినండి, మనుషులు కూడా పీకు తినండి ఎవరు లేకపోతే. ఇది మనకు గవర్నమెంట్ బోధించేది, వీళ్ళు పోషించి వస్తున్నారు మనల్ని. మనం సంపాదించుకున్నది కూడా ఎత్తుకుపోయి ఇంకేమైనా పంచిపెట్టడం కూడా చెరగాక నాశనం చేస్తుంటారు వీళ్ళు చేసే ఘనకార్యాలు. ఇవి గోదాముల్లో పెడతారు, అంతా పాడైపోతే సముద్రంలో పారేస్తారు. పంచడం కూడా చేత కాదు వీళ్ళకి, ప్రజల దగ్గర నుండి తీసుకుని. వాళ్ళు మన ఏం పోషిస్తారు? పైగా రోజు ఇది, మీరు మాంసం తినండి, గుడ్లు తినండి, అవి తినండి, చేపలు తినండి, జల్లలు తినండి అని. ఇది మనుష్యాహారం కాదు అసలు. అందుకని మనం అహింసకులం కావాలి. అహింసకులకి కాదే భగవంతుడు మనకు లభించరు. నేను ఒకసారి శ్రీశైలం వెళ్ళవలసి వచ్చింది. ఆయన పైడి లక్ష్మయ్య అని ఆయన కమిషనర్గా ఉన్నాడు అప్పుడు ఎండోమెంట్ బోర్డ్కి. ఆయన నన్ను శ్రీశైలం పిలిచాడు. శ్రీశైలం శివరాత్రి నాడు అయ్యా మీరు రండి అన్నాడు. ఎందుకయ్యా అంటే మీరు లెక్చర్ ఇద్దరుగా అన్నాడు. సరేలే బాగానే ఉంది, మీ దేవుడిది ఈ లెక్చర్ ఇవ్వడానికి నన్ను తీసుకుపోతున్నావు పెళ్ళికి, పెళ్ళికి పోతే పెళ్లిని సంగ పెట్టుకుని వెళ్ళినట్టే కదా అన్నా నేను. ఈ గుడ్డల గోపురాలు నేను ఖండిస్తానని తెలుసు కూడా ఆయనకి. మరి తెలిసిన ఎందుకు పిలుస్తున్నావే అంటే, స్వామి మీరు అదేనా, ఇంకేం చెప్పలేరా, మీకు కావాల్సినన్ని విషయాలు చూనుగాక, అది కాస్త మా శివుణ్ణి వదిలిపెట్టండి. మా మల్లికార్జున దేవుడు ఉన్నాడు శ్రీశైలంలో, వాడిని వదిలిపెట్టి ఇంకేదైనా చెప్పండి అన్నాడు. సరేలే పదవయ్యాన్ని బయలుదేరాను. దారిలో మాట్లాడుకుంటూ కారులో వెళుతున్నాము. ఏదో ప్రసంగ విషయాత్తు నీవు ఏం చేస్తావు ఏమిటి, నీకు ఏమి మల్లికార్జున దేవుడు చాలా ఇష్టమా అని నేను అడిగి. ఆయన వకీలు, నాటకాలు రాస్తాడు, మంచి కవి, మరి చదువుకున్నవాడు. అవునండి, నాకు మల్లికార్జునుడు నాకు చాలా ఇష్టం అన్నాడు. నిజంగా అన్న, అరే అదేమిటండి మాకు ఇష్టదేవుడు అన్నాడు. ఓహో, నీకు దేవుడే కాదు ఇష్టదేవుడు కూడా నా అన్న. అవును స్వామి అన్నాడు. మరంటే నేను అన్నాను, మరి మాంసం తింటావా అన్న. ఆయన కమ్మ ఆయన నాకు తెలుసు, కమ్మ వాళ్ళలో చాలా తక్కువ మంది ఇప్పుడు మాంసం తినండి వాళ్ళు, ఇదివరకు కొంచెం ఎక్కువ మంది దొరికేవాళ్ళు, ఇప్పుడు దొరకటం. అందుకని ఊరికే అడిగా, అయ్యా మాంసం తింటా, అయ్యో మాంసం తినకపోవటం ఏంటి, ఈరోజు తింటానండి అన్నాడు. అది ఏదో మంచి ఘనకార్యం అనుకున్నాడు కాబోతు. అట్లాగా అన్న అంటే నేనన్నా, నువ్వు మాంసం తింటావు, మరి మీ మల్లికార్జునుడు కూడా తింటాడు. ఏమిటండి అట్లా అంటారు, దేవుడు తింటాడా ఇక్కడ ఉన్నాను. మరి నీకు ఇష్టదేవుడు తినని దాన్ని నువ్వు తింటుంటే ఇష్టదేవుడు ఎట్లవుతాడయ్యా? నీవు ఎవరిని ఇష్టపడుతున్నావో వాడిలాగా నీవు ఉండాలి కదా. నువ్వు రోజు మాంసం తింటూ ఆ దేవుడు ఇష్టదేవుడు అంటాడే, అటువంటి దేవుడు నీకు ఎట్లా ప్రసన్నుడవుతాడయ్యా అని నేను అడిగా. అదేమిటి స్వామి అన్నాడు, నీవు హింసకుడు అయితే రోజు జంతువులు నింపి పొట్ట నింపుకుంటావు, అయితే దేవుడేమో దయాళువాయ, ఆయన ప్రేమించేటువంటి జంతువులు నువ్వు చంపు తింటుంటే నిన్ను వాడు ఎట్లా ప్రేమిస్తాడన్నా నేను. అదేమిటండి స్వామి, నేను చంపుతానా, ఎవడో చంపి పెడితే తీసుకొచ్చి తింటున్నాను అన్నాడు. బజార్లో కొనుక్కుని తీసుకొస్తాం కానీ నేను ఎక్కడ చంపుతానండి అన్నాడు. ఎవరి పిచ్చివాడా, నువ్వు చంపకపోతే నువ్వు పెట్టేవాడు ఉన్నాడు, నీ కొరకు తెచ్చి పెట్టేవాడు, ఎందుకు చంపుతున్నాడు నీ కొరకు కాదా అన్నా నేను. మీరు కొనకపోతే వాడు చంపుతాడా? వాడు చంపితే ఏదో తన పొట్ట వరకు ఎంతవరకు అంతవరకు చంపుతుంటాడు, దుకాణం ఎందుకు పెడతాడు వాడు? కాబట్టి నీ పోటీ కొనేవాళ్ళు ఉండబెట్టి వాడు దుకాణం పెడుతున్నాడయ్యా, నీ కొరకు వాడు చంపుతున్నాడు. అందుకని చంపిన వాడికంటే నీకు ఎక్కువ పాపం వస్తుంది అన్నాను. అదేమిటి స్వామి అన్నాడు, నేను మనోధర్మశాస్త్రం వినిపించాను. హనుమంత, విశ్వసిత, సంహర్త, ఉపహర్త అని 8 మందిని లెక్క పెట్టాడు మన ధర్మశాస్త్రకారుడు. వేటకు వెళ్ళేవాడు చంపేవాడు, చంపమని వాడి వెంట ఉండి అంగీకరించేవాడు, ఆ తర్వాత మాంసం అమ్మేవాడు, కొనేవాడు, ఆ తర్వాత వడ్డన చేసేవాడు, వంట చేసేవాడు, పెట్టేవాడు, తినేవాడు అని 800 లెక్క పెట్టాడు. వీళ్ళందరూ సమాన పాపులు అన్నాడు.